వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, మహర్షి వ్యాసదేవుడు మనకు అనుగ్రహించిన శ్రీమన్ మహాభారతాన్ని ఆధారం చేసుకుంటూ సాగుతున్న ప్రవచన యజ్ఞంలో నిన్నటి రోజున మయసభ నిర్మాణం ఏ విధంగా జరిగినది, మయుడు తన యొక్క శిల్పచాతుర్యంతో కృష్ణుని యొక్క కోరిక మేరకు యుధిష్ఠిరునికి నిర్మించి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సభాభవనం, అలాంటిది మనుష్యలోకంలో లేదు అని నారదుల వారు చెప్తూ వివిధ లోకాల్లో ఉన్న సభల్ని వర్ణిస్తూ పాండురాజు కోరిక మేరకు రాజసూయ యాగాన్ని చేయమని యుధిష్ఠిరుని ఆదేశించడం జరిగినది. తర్వాత యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, ఇది దానికి అనేక రకములైనటువంటి అద్భుతమైన అంశాలు సమకూడాలి. అప్పుడు తన కులగురువైనటువంటి పురోహితుడైన ధౌమ్యునితో పాటు ఇతరత్ర మంత్రులతో మహాత్ములతో సమావేశమైనటువంటి ధర్మరాజు ఈ రాజసూయ యాగ విషయమై పాండురాజు కోరుకున్నటువంటి అంశాన్ని నారదుల వారు చెప్పారు, నా పితృణ విముక్తి కోసమై ఈ రాజసూయ యాగాన్ని చెయ్యాలి అనే ఉద్దేశాన్ని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాటలు అక్కడ పెద్దవాళ్ళందరూ సెలవిస్తారు. ఈ సందర్భంలో ధర్మరాజు పాలన ఎలా ఉన్నది అని వ్యాసుల వారు మరొక్కసారి అద్భుతంగా వివరిస్తారు. రాజసూయ యాగం చేయడం అంటే ఆనాడు భూమి యందున్నటువంటి సమస్త రాజులు ఇతని యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించాలి, అప్పుడు కానీ రాజసూయ యాగం చేయడానికి అవ్వదు. ఇది తెలుసుకోవాల్సింది. రాజసూయ యాగం చేశాక కాదు, తత్పూర్వమే వారందరూ ఇతని ఆధిక్యాన్ని అంగీకరిస్తేనే చేయగలగాలి. అందరు రాజులు ఎవరినైతే తమకంటే అధికుడని తమకు కూడా శాసకుడని అంగీకరిస్తారో అతని సామ్రాట్ అంటారు. అలా సామ్రాట్గా అందరూ అంగీకరించాలి అంటే ఆ రాజుకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నతస్య విద్యతే ద్వేష్ట, అతనికి ద్వేషి అనేవాడు ఉండకూడదు. అటువంటిప్పుడే కదా సాధ్యమవుతుంది. అందుకు మహానుభావ యుధిష్ఠిర, నిన్ను ద్వేషించేవాడు ఎవడూ లేడయ్యా ఈ భూమి యందు, అందుకే నీ పేరే తతోస్య అజాత శత్రువః అన్నారు. ఇక్కడ అజాత శత్రువు అని పేరు ధర్మరాజుకి, ఎందుకంటే ఈ పేరు ఊరికినే రాలేదు. ఆనాడు ఉన్న రాజులెవ్వరికీ కూడా ఈయన పట్ల శత్రుతాభావం లేదు. మరి దుర్యోధనుడికి ఉందంటే అది ఇంట్లో పుట్టిన ముసలం, బయట రాజులు కాదు అది ఇక్కడ. అందుకు దుర్యోధనుడు వేరే విషయం, మిగిలినటువంటి రాజులందరికీ కూడా ఇతడు ద్వేషి కాడు. యుధిష్ఠిరుడు అంటే అందరికీ మన్నన ఉన్నది, పైగా ప్రజలందరికీ కూడా యుధిష్ఠిరుడిపై చాలా గౌరవం ఉన్నది. యుధిష్ఠిరునికి ఆ గౌరవం తనదైనటువంటి ధర్మశక్తి ద్వారా రావడమే కాకుండా తమ్ముళ్ళ ద్వారా లభించింది. ఎందుకంటే అందరినీ ఆదరించే బుద్ధి ధర్మరాజుదైతే అందరినీ రక్షించే లక్షణం భీమునిది అన్నాడు. ఇక్కడ ఆదరించడం రక్షించడం, అదేవిధంగా ఏవైనా శత్రువుల బాధలు మొదలైన ఉంటే ఆ శత్రువుల్ని బాధల్ని అణచేవాడు అర్జునుడు, ఇక ధర్మబోధ నీతిబోధ చేసేవాడు నకులుడు, ఇక సహదేవుడు వినయంతో అన్న కార్యక్రమాలన్నీ చేస్తూ జనపదాల్లో ఉండేటువంటి కలహాలు భయాలు లేకుండా చూస్తూ ఉంటాడట. అలాంటి ధర్మరాజు పాలనలో సకాలంలో వర్షాలు విస్తారంగా కురిసేవి, అంతేకాకుండా యాగ సామగ్రి గోరక్షణ వ్యవసాయం వ్యాపారం ఇవన్నీ మంచి వృద్ధి చెందాయి. దారిద్ర్యం అనేది లేదు, రోగాలు అగ్ని ప్రమాదాలు ఉత్పాతాలు లేవు అంటూ ఒక అద్భుతమైన యుధిష్ఠిరుని పాలనని వివరించారు ఇక్కడ. ఇలాంటి మహానుభావుడి వద్దకు రాజులందరూ ఒక్క పని మీదే వచ్చేవారట, అదేమిటంటే ప్రేమగా ఏవైనా కానుకలు చెల్లించడానికి వచ్చేవారు. అందుకని యుద్ధాలు కానీ మరేవి లేవు ఇక్కడ. ఇలా రాజులతో ఉన్నటువంటి అనుబంధం కూడా అంత ప్రేమపూర్వకంగా ఉన్నది. అలాంటి నువ్వు రాజసూయ యాగం చేయడానికి అన్ని విధాల అర్హుడవు అని చెప్తూ పక్కన ఋషులు చెప్తున్నారు. ఈ రాజసూయ యాగంలో అగ్ని ప్రతిష్టాపనకై 6 అగ్నివేదికలు నిర్మిస్తారు. దానితోపాటు ఆ యజ్ఞం పూర్తయ్యాక అవభృత స్నానం చేస్తారు. ఆ అవభృత స్నానం చేసి ఎవడైతే పొందుతాడో ఆ యజమాని సర్వ విజేత అయ్యి అతడు సామ్రాట్ అనిపించుకుంటాడు. దానికి అన్ని విధాలా సమర్థుడు నువ్వు, నీ అధీనంలో మేముందరము ఉన్నాము అని అక్కడికి చేరినటువంటి మహాత్ములందరూ చెప్పారు. అప్పుడు అంటున్నాడు, మీరందరూ నా మీద ప్రేమతో చెప్పారు, నిజంగా నాకేది శ్రేయస్సుతో చెప్పేటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఈ సమయంలో నేను సంప్రదించాలి అని వేగంగా వెళ్ళి సందేశాన్ని చెప్పగలిగిన దూతను పంపెట్ట. ఆ సందేశాన్ని విని కృష్ణ పరమాత్మ తనంత తానుగా ఇంద్రప్రస్థానానికి చేరుకున్నారు. ఆ ఇంద్రప్రస్థంలో కృష్ణ పరమాత్మని శరణు వేడి అంటున్నాడు యుధిష్ఠిరుడు. స నిశ్చయార్థం కార్యశ్చ కృష్ణమేవ జనార్దనం, నా కార్యంలో నిశ్చయం చేయడానికి జనార్దనుడైన కృష్ణుడే ప్రధానమైనవాడు. ఎందుకయ్యా అంటే సర్వలోకాత్ పరం మత్వ జగామ మనసాహరి, సర్వలోకములకు అతడు ఉన్నతుడు, సర్వలోకాత్ పరం అంటే పరాత్పరుడైనటువంటి వాడు కృష్ణుడు. అప్రమేయం మహాబాహుం, అయితే కొలత కందనివాడు మహాబాహువు సర్వలోకముల కంటే గొప్పవాడు అయినవాడు మన కంటి ముందు ఎలా కనబడుతున్నాడయ్యా అంటే కామాజాత మజం ఋషు. అద్భుతమైన మాట చెప్పారు. ఋషు అంటే మానవులలో కలిగాడు ఆయన, మానవుల్లో మానవుడిగా ఉన్నాడు, కానీ అజం జన్మరహితుడు, పుట్టుకలేనివాడు. కామాత్ అంటే తన యొక్క సంకల్పము చేత, సత్యకామ సత్య సంకల్ప అని చెప్పినట్లుగా తనదైన ఇచ్ఛతో తాను అవతరించాడు మానవుడిగా అని చెప్పి మొత్తం పాండవులందరూ కూడా యుధిష్ఠిరుని యొక్క ఈ అభిప్రాయాన్ని సంతోషించి కృష్ణుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నట్ట. పైగా కృష్ణునికి తెలియంది లేదు అంటున్నాడు యుధిష్ఠిరుడు. నాస్య కించిద్ అవిజ్ఞాతం నాస్య కించిద్ అకర్మజం నసకించిన్ నవిషహేదితి కృష్ణమన్యతు సతు తాం నైష్ఠికీం బుద్ధిం కృత్వా పార్థో యుధిష్ఠిర. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు, నైష్ఠికీ బుద్ధి అని. అంటే కృష్ణునిపై నిష్ట కలిగిన బుద్ధి, ఇది నైష్ఠికీ భక్తి అని, నైష్ఠికీ శ్రద్ధ అని కూడా చెప్తారు ఇక్కడ. అలానే నైష్ఠికీ బుద్ధితో కృష్ణ పరమాత్మని శరణ పెడితే అప్పుడు కృష్ణ పరమాత్మ, నీ సంకల్పం చాలా బాగుంది, రాజసూయయాగం చేయడానికి కేవలం ఆశ ఉంటే సరిపోదయ్యా, అర్హత ఉండాలి, ఆ అర్హత ఇప్పుడు నీకు మాత్రమే ఉన్నది, క్షత్రియులందరినీ జయించి సామ్రాట్టు కాగలిగిన లక్షణం నీకుంది అని ఇక్కడ కృష్ణుడు ఒక అద్భుతమైన మాటలు చెప్తాడు. ఈ మాటలు బట్టి కూడా ఆనాటి దేశ పరిస్థితులు, ఆనాటి రాజులు ఎలా ఉండేవారు, రాష్ట్రాలు ఎలా ఉండేవో అన్నీ అర్థమవుతుందండి. అంతేకాదు కృష్ణ పరమాత్మ ఏ విధంగా ఆనాడు ఉన్నటువంటి మొత్తం పరిపాలనా వ్యవస్థని సంస్కరించాడో తెలియాలి. ఆయన రాజు కాడు, కానీ ప్రతి రాజు ఆయనకు దాసుడే, అది గొప్ప విషయం. అందుకే కృష్ణుడు కింగ్ మేకర్. రాజులందరూ కృష్ణ పరమాత్మని గౌరవిస్తారట. కృష్ణుడు అంటే బెంగ కూడా. ఎవరైనా కృష్ణ పరమాత్మపై దురభిప్రాయం ఉన్న రాజులకి ఆయనపై భయం ఉంది, మిగిలిన వాళ్ళందరికీ భక్తి ఉంది. మొత్తాన్ని కృష్ణుడిని ఎదిరించి నిలబడగలిగే రాజు ఒక్కళ్ళేడు, ఆయన నిజానికి రాజు కాడు. యాదవులకి రాజార్హత లేదు గనక ఆ మర్యాదను తాను కాపాడుకున్నాడు, అందుకు ఉగ్రసేనే రాజుగా చేశాడు. తాను మాత్రము అందరు రాజులకి ఆదరణీయుడయ్యాడు. మొత్తం రాజుల యొక్క చరిత్ర, నాటి పరిపాలన వ్యవస్థ, ఇందులో భాగభాగాలుగా కాకుండా మొత్తం భారతమంతా అఖండముగా ఏకఛత్రాధిపత్యం కింద ఉండడం కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నమే రాజసూయయాగం, ఇది తెలుసుకోవాలి. అందుకు ఏ రాష్ట్రమైనా ఏ రాజ్యమైనా ఉండవచ్చుగాక, అన్నీ కూడా ఒకనొక కేంద్రీయమైన శక్తితో నిర్వహింపబడుతూ ఉన్నప్పుడు ధర్మ ప్రతిష్టాపన గొప్పగా ఉంటుంది. దానికే ఈ రాజసూయయాగం ఒక ప్రణాళిక. కృష్ణ పరమాత్మ ఇక్కడ చూపిస్తున్నాడు, పరశురాముడు క్షత్రనాశనం చేసిన తర్వాత క్రమక్రమంగా క్షత్రియ జాతి చాలా అంతరించింది. ఇప్పుడున్నటువంటి క్షత్రియ జాతుల్లో ప్రధానంగా ఎప్పుడైనా క్షత్రియ జాతులు రెండుగా చెప్పబడుతుంటాయి, సూర్యవంశం చంద్రవంశం అని వ్యవహారంలో అంటూ ఉంటాం. కానీ రెండు వంశాలకి మూల పురుషుడు మాత్రం మనువే. ఆ మనువు నుంచి వచ్చిన ఇక్ష్వాకువు ఎవరైతే ఉన్నారో, ఇక్ష్వాకువు నుంచి వచ్చిందంతా సూర్యవంశంగా వ్యవహరింపబడుతుంది, పురూరవుని నుంచి వచ్చిందంతా చంద్రవంశంగా చెప్పబడుతుంటుంది. ఇరువురు కూడా మహానుభావుడైన మనువు యొక్క పుత్రులే. ఇప్పుడు ఇక్ష్వాకు వంశీయులే, పురూరు వంశీయులే ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వచ్చిన 100 వంశాలు ఉన్నాయి ప్రస్తుతం. ఇందులో యయాతి వారసుల్లో భోజవంశీయులు మంచి పేరుతో ఉన్నటువంటి వారు. పైగా అనేక మంది రాజులు ఉన్నప్పటికీ, వాళ్ళు స్వతంత్రతా శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా అందరూ జరాసంధుడికి ఇప్పుడు భయపడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ వారిలో అనేక మంది రాజుల్ని కలుపుకుని తన యొక్క పరాక్రమంతో భయపెట్టి తాను చలామణి అవుతున్నటువంటి సామ్రాట్ అనదగిన వాడు కూడా ఉన్నాడు. వాడు మగధ దేశాధిపతి అయినటువంటి జరాసంధుడు. ఆ జరాసంధుడిని ముందు మనం నిర్మూలిస్తేనే కానీ రాజసూయయాగం అనేది సక్రమంగా జరగదు. ఎందుకంటే జరాసంధుని చేతిలో బందీలై 86 మంది రాజులు ఉన్నారు. అతడు వాళ్ళని చెరసాల్లో పెట్టి ఉంచాడు. ఇప్పుడు అతన్ని మనం పరిమార్చితే 86 రాజులు కూడాను విముక్తులు అవుతారు, వాళ్ళందరూ నీకు వశ్యులు అవుతారు. అదేవిధంగా ఇతరత్ర పాలకులు కూడా జరాసంధునికి అనుకూలంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నీపై ప్రేమ ఉంది, జరాసంధునిపై భయం ఉంది. అందుకు జరాసంధుడి అడ్డు మనం తొలగిస్తే వాళ్ళు నీపై ప్రేమతో నీవైపు వస్తారు. ఎంత అద్భుతమైన ప్రణాళిక చూడండి. కృష్ణ పరమాత్మ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి మొత్తం రాజ్యాలు, పాలనా వ్యవస్థలు, పాలకుల యొక్క పరిస్థితులు అన్నీ తెలుసుకుని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఏ ఏ రాజుల బలం ఎలా ఉందో ఇక్కడ వివరిస్తారండి కృష్ణ పరమాత్మ. దీన్ని బట్టి అప్పటి పొలిటికల్ సినేరియో అంటే ఆ పాలనా నేపథ్యమంతా చెప్తున్నాడు మహానుభావుడు. ఇక్కడ అనేక మంది రాజులు అనేక దిక్కుల్లో ఉన్నవారు, వాళ్ళందరినీ కూడా నీ సోదరులతో నువ్వు జయించవచ్చు. ఇక మా వైపు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యదువంశము అని చెప్పబడుతూ, దీంతో వృష్ణి భోజ వంశములు కూడా మిత్రవంశములు, ఇవన్నీ కూడా మా వైపు ఉన్న వాళ్ళలో అతిరథులు మహారథులు మొదలైన వారు ఉన్నారు. అతిరథులు అంటే పరాక్రమవంతుల్లో గొప్పవారిని అతిరథులు ఉంటారు. మా వైపు ఉన్న అతిరథుల్లో 7 ఉన్నారని చెప్తున్నాడు. అది చారుదేష్ణుడు, ఆయన సోదరుడు చక్రదేవుడు, సాత్యకి, నేను, బలరాముడు, సాంబుడు, ప్రజుమ్నుడు, మేము అతిరథులం. ఇక మాలో ఉన్నటువంటి మహారథులు కృతవర్మ, అనాధృష్టి, సమీకుడు, సమితింజయుడు, కంసుడు, శంఖుడు, కుంతి. ఈ కంసుడు వేరు. వీళ్ళు ఏడుగురు మహారథులు. ఇంకా అనేకమైన పరాక్రమవంతులు మాలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు సమ్రాట్టుగా కాగలిగిన వాళ్ళ లక్షణం ఉంది కనుక మేమందరం నీవైపు ఉంటాం. ఈ విధంగా తెలియజేసి, జరాసంధుడు బ్రతికి ఉండగా నువ్వు రాజసూయ యాగం చేయడం కుదరదు గనక ముందు జరాసంధుని వధ చేయాలి. ఇది ధర్మరక్షణకు చాలా ప్రధానం. అతడు గిరివ్రజపురాన్ని ఏలుతూ ఉన్నటువంటి వాడు, సామాన్యుడు కాడు, గొప్ప పరాక్రమశాలి. అతడిని ఎందుకు సంహరించాలని చెప్తున్నామంటే అధర్మం అతడి వైపు ఉంది గనక. కేవలం పరాక్రమం అంటే యుద్ధంలో జయించవచ్చు, అధర్మం అతడి వైపు ఉన్నది కనుక అతను ఏ విధంగానైనా సంహరించి తీరాలి. ఈ జరాసంధుడు 86 రాజులను ఎందుకు బంధించాడో తెలుసా? మొత్తం 100 మందిని పూర్తి చేసి 100 మంది రాజుల్ని బలి ఇచ్చి యాగం చేద్దామనుకుంటున్నాడు వాడు. అంటే 100 మందిని సంహరించి తద్వారా ఒకనొక శక్తిని పొందాలి యాగంలో. అంటే నరబలితో కూడిన ఒక యాగం చేద్దామనుకుంటున్నాడు. అంటే భయంకరమైన వామాచారం అతడిది, జరాసంధుడిది. ఇప్పుడు 86 మంది ఉన్నారు, బిక్కుబిక్కుమంటూ ఉన్నారు, ఎక్కడ 14 మంది కలుస్తారో అని వాళ్ళు భయం. ఆ కారణం చేత ముందు అతన్ని సంహరించే ఏర్పాటు చేయాలి. అంటే ఆ ప్రణాళిక తీర్చిదిద్దగలిగేవాడివి కూడా నువ్వేనయ్యా అన్నట్ట కృష్ణునితో యుధిష్ఠిరుడు. అప్పుడు చర్చ చేస్తాడు కృష్ణ పరమాత్మ, అయితే నీ సోదరులిద్దరినీ నాతో పంపన్నాడు భీముడు అర్జునుడు. వారిద్దరినీ నాతో పంపితే నేను జరాసంధుడి వద్ద ఎలా చేయాలో ప్రణాళిక వేస్తానంటే, ఒక్కసారి ధర్మరాజు భీమార్జున ఉభౌ నేత్రే మనోమన్యే జనార్దనం మనశ్చక్షుర్విహీనస్య కీదృశం జీవితం భవేత్. వెంటనే యుధిష్ఠుడు అన్నట్ట, భీమార్జునులు నాకు రెండు కళ్ళు వంటి వారయ్యా, వీళ్ళే వెళితే నా గతి ఏమిటి? అంటే రాజైన వాడికి దైన్యం ఉండకూడదయ్యా అని చెప్పినాడు కృష్ణ పరమాత్మ. దైన్యం యథా బలవతి తథా మోహో బలాన్వితే తా ఉభౌ నాశకౌ హేతు రాజ్ఞా త్యాజ్యౌ జయార్ధినౌ. బలమున్నవాడికి మోహం, బలమున్నవాడికి దైన్యం ఉండకూడదు, అదేవిధంగా బలం లేనివాడికి మోహం ఉండకూడదు అన్నాడు. ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ. అంటే బలహీనుల్లో మోహం ఉండకూడదు, బలవంతుల్లో దైన్యం ఉండకూడదు. ఈ రెండు వినాశకారకాలు సుమా. విజయం పొందవలసిన వాడు రెండు విడిచిపెట్టాలి. అందుకు నువ్వు ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందో అని దైన్యాన్ని విడిచిపెట్టాలి, వీళ్ళు నావాళ్లను మోహాన్ని విడిచిపెట్టాలి. కర్తవ్య నిష్ఠకి పంపించు, ఎందుకంటే చావు ఎప్పుడో ఒకప్పుడు ఎలాగూ తప్పదు. కానీ ధర్మం కోసం మనం ఉద్యమించవలసిన సమయంలో చావుకు భయపడి ఆగకూడదు సుమా అన్నాడు. ఎక్కడో భగవద్గీతలో వినిపించవలసిన మాటకి వినబడుతుంది కదా, తెలుసుకోవాల్సింది వాడి కర్తవ్య నిష్ఠ. మరణానికి భయపడి కర్తవ్యాన్ని మానరాదు, ఇది తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇవాళ నువ్వు కర్తవ్యం మానివేసి మరణం రాకుండా కాపాడుకోవాలంటే మరణం రాకుండా ఉంటుందా? అది ఎప్పటికైనా తప్పకుండా వస్తుంది. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ మాట ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు. కనుక భగవద్గీత అంటే అక్కడ మాత్రమే కృష్ణుడి మాట కాదు, భారతంలో భాగవతంలో కృష్ణుడు ఎక్కడ పలికినా అది భగవంతుని మాటే అని తీసుకోగలిగితే అద్భుతమైన భగవద్గీత వాక్యాలు ఎన్నైనా లభిస్తాయండి. ఎందుకంటే భగవానుడు ఎక్కడ మాట్లాడినా అది ఉపదేశమే, ఇది తెలుసుకోవాల్సింది, భగవద్ ఉపదేశమే. ఈ విధంగా చెప్పి ఆ జరాసంధుని చరిత్ర చెప్తున్నాడు. బృహద్రథుడనే ఒక రాజున్నాడు. ఆ బృహద్రథుడు సామాన్యుడు కాదు, 3 అక్షోహిణులకు అతను అధిపతి, మహాసుందరుడు. ఆయన సంతానార్థియే తపిస్తున్నటువంటి కాలంలో చండకౌశికుడు అనేటువంటి ఒక మహర్షిని ఆయన దర్శించి, సంతానం లేక బాధపడుతున్నాను, నీ అనుగ్రహం కావాలయ్యా అంటే ఒక ఫలాన్ని ఇచ్చాట ఆ చండకౌశికుడు. ఇచ్చి ఈ ఫలం నీ భార్యలకు ఇవ్వు అన్నాడు. 2 భార్యలు అతని రాజుకి. నీ భార్యలకు ఇవ్వు అంటే వాళ్ళు ప్రేమగా తీసుకున్నారు ఆ ఫలాన్ని. కానీ నిజానికి భార్యలకు ఇవ్వు అంటే ఇద్దరిని తినమని చెప్పలేదు ఆయన, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అని ఆయన ఉద్దేశం. కానీ వీళ్ళిద్దరు అమిత ప్రేమతో దాన్ని ముక్కలు చేసి సగం సగం తిన్నట్టు వాళ్ళు. దీని యొక్క ఫలితం ఎలా ఉన్నది అంటే, పుట్టినప్పుడు సగభాగం ఆమెకు ఇంకో సగభాగం ఈమెకు కలిగెట్ట. ఏమంటే ఇలాంటివి ఎక్కడైనా ఉంటాయా అంటే, మహర్షి ఇచ్చిన ఫలంతో సంతానం కలిగితే ఇలాంటివి ఉంటాయండి, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అక్కడ పురుషుని యొక్క సంపర్కం లేకుండా కలుగుతోంది. మహర్షి తపశ్శక్తి అందులో పెట్టాడు. ఆ పూర్ణ ఫలంలో పూర్ణ దేహం ఉత్పత్తి కాగలిగిన శక్తిని తపస్సుతో పెట్టాడు ఆయన. తపస్సుకి మంత్రం అనుకున్న శక్తి ఎవడు చెప్పగలడు? అలాంటి శక్తిని వీళ్ళు అర్థం చేసుకోలేక ముక్క చేశారు. ఎప్పుడో అది ముక్క అయిందిట. కానీ మహర్షి తపస్సుతో ఇచ్చింది వ్యర్థం కాదు, అది ఒకటి ఉన్నది. పైగా నీ పిల్లవాడికి ఎన్ని సుగుణాలు ఉంటాయి అంటే 8 సుగుణాలు ఉంటాయని పిల్లవాడికి ముందే చెప్పేట. అదేమిటంటే, 1 బ్రాహ్మణ భక్తి, 2 యుద్ధములో ఓటం అనేది ఉండదు, యుద్ధాసక్తి ఎప్పుడూ ఉంటుంది, అతిథుల్ని ప్రేమగా చూస్తాడు, దీనుల్ని కాపాడుతాడు, మహాబలం ఉంటుంది, కీర్తి ఉంటుంది, ప్రజల యొక్క అనురాగం ఉంటుంది. ఇవన్నీ అతనుకుంటాయి. నిజంగా అవన్నీ ఉన్నవాడండి జరాసంధుడు, లేకపోతే అంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలడా? ఇలాగా ముందే వరం ఇచ్చాడు కనుక పుట్టినవాడు 2 ముక్కలుగా పుట్టినా, ఆ పుట్టిన వెంటనే దాది అంటే అక్కడ ప్రసూతి చేయించినటువంటి ఆ దాది ఆ 2 ముక్కల్ని చుట్ట చుట్టి ఆ ద్వారంలోంచి బయటపడేసింది. ఇక్కడ అప్పుడు అక్కడ నగరంలో పహరా తిరుగుతున్నటువంటి రాక్షసి జరా అని ఒక ఆమె వచ్చి, ఏమిటి రెండు ముక్కలు ఉన్నాయని కలిపింది, రండి కలపగానే ఒకటై అప్పుడు కేరుమని ఎట్టేటవాడు. వెంటనే ఏడుపు విని బయటకు వచ్చి, వీడు మా పిల్లాడే అన్నారు వీళ్ళందరూ. పైగా ఆ పిల్లవాడిని చక్కగా ఇచ్చిందండి. జరతే సంధింపబడ్డాడు గనక జరాసంధుడు అని పేరు వచ్చింది అతనికి అన్నారు ఇక్కడ. అయితే జర ఎవరు అది కూడా తెలియాలి కదా. ఆమె చెప్తోంది తానెవరో అని, నేను రాక్షసినే కానీ నన్ను గృహదేవి అనే పేరుతో బ్రహ్మదేవుడు సృష్టించాడు. దీన్ని బట్టి మనకున్నటువంటి దేవతా వ్యవస్థలు ఎన్నో తెలుసుకోండి. ఏమండి ఎన్నో దేవతలు ఉన్నారండి హిందువులకి, అంటే ఎంతమంది అంటే 3 కోట్లు అంటాడు, 33 కోట్లు అంటాడు. ఎన్ని అనుకోనియండి, అన్ని కోట్లు దేవతలు ఉన్న మతం హిందూ మతమైన గర్వంగా చెప్పుకుందాం. ఇక్కడ దేవతల వ్యవస్థ కూడా తెలియాలండి, సామాన్యం కాదు. మనల్ని రక్షించడానికి ఎన్ని రకాలు ఉన్నారనుకున్నారు, దేవతలే కాదు రాక్షసులు కూడా ఉన్నట్టు మనం రక్షించడానికి, యక్ష రాక్షస వీళ్ళందరూ కూడా మన విశ్వరచన విశ్వ నిర్వహణ వ్యవస్థలో భాగాలు, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే సూర్యరథం వస్తూ ఉంటే అక్కడ దేవతలు పితృదేవతలు గంధర్వులు అప్సరసులు రాక్షసులు ఉంటారని వర్ణించాడు. రాక్షసులు అంటే కేవలం దుర్మార్గులు కాదు, అదొక జాతి. అలాగే ఇదో రాక్షసిట. ఈమె గొప్పతనం ఏంటయ్యా అంటే లోకాలని బాధించే పీడాశక్తుల్ని పరిహరించే శక్తి ఈవిడ అన్నారు ఇక్కడ. ఈమె గృహదేవి, నన్ను ఎవరైనా ఇళ్లల్లో చిత్రలేఖంగా రాసి పెట్టుకుంటా ఇంటిని రక్షిస్తుంటాను అని చెప్తుంది ఆమె. ఇది గృహదేవి. ఇది కొంచెం మీకు తెలియాలి అంటే కొందరు దిష్టిబొమ్మలు వేసినప్పుడు కోరలు వేసుకునేలు పెడుతూ ఉంటారు చూసారా, అవి కూడా ఒకనొక రాక్షస శక్తులే, అవి ఇంటినే గృహాన్ని రక్షిస్తూ ఉంటాయి. అలాంటి తెగకు చెందినదే జర. ఇప్పుడు మనకి అలవాటులో కనబడే ఒక ఆచారంతో చెప్తున్నాం ఏంటంటే, భారతకాలం నాటి ఆచారాలు నేటికి కూడా భారతీయులకు ఉన్నాయి, భారతకాలం నాటివి ఇంకా ప్రాచీన కాలం నుంచి వస్తున్నాయి, అది తెలుసుకోవాల్సింది. అందుకే జర నన్ను గృహదేవి అంటారు. దానవ వినాశం కోసం నన్ను బ్రహ్మ నియోగించాడు, నాకు దివ్య రూపం ఉంది సుమా. నేను పుత్రవతి అయిన యువతిగా భావిస్తూ ఇంటి గోడలపై నన్ను ఎవరైతే చిత్రిస్తారో ఆ ఇంటికి నేను అభివృద్ధి కలిగిస్తాను అని చెప్తూ, ఆ ఇంట్లో ఉంటూ నేను అనేక కాలాలు వాళ్ళని అనుగ్రహిస్తాను, బహుపుత్రవతిని నేను, అందుకు నన్ను ఆరాధించే వారికి పుత్ర సంతానం పుత్రికా సంతానం కూడా ఇంట్లో క్షేమంగా ఉంటుంది అని చెప్పింది. దీన్ని బట్టి గృహదేవతలు వాటి యొక్క విశేషాలు ఇది ఒక ప్రత్యేక అంశం అండి. ప్రస్తుతానికి అది అప్రస్తుతం కనుక చెప్పట్లేదు, కానీ ఈ ఒక్క భావం ఇక్కడ తెలుసుకుంటే చాలు ఎంత విశేషమైన అంశములు ఉన్నాయో. మొత్తానికి ఈ విధంగా జరాసంధుడు ఎప్పుడైతే ఏకశరీరుడయ్యాడో బృహద్రథుడు చాలా సంతోషించాడు. ఆ జరాసంధుడు అనేక విద్యల్లో గొప్పవాడయ్యాడు, చండకౌశికుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినటువంటి వాడు గనక ఒక అద్భుతమైన రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయితే అలాంటి ఆ జరాసంధుని పరిమార్చడానికి కృష్ణ పరమాత్మ భీమార్జునులతో కలిసి బయలుదేరాడు మగధ దేశానికి. ఆ సమయంలో ఎలా ఉన్నది అంటే, అప్పుడు జరాసంధుని రాజ్యంలో కొన్ని దుశ్శకునాలు కనబడ్డాయట. మొన్న మనం చెప్పుకున్నాం పురోహిత వర్గమని. వెంటనే జరాసంధుని పురోహితులు ఏమనుకున్నారంటే, ఈ దుశ్శకునాలు నీకు ఆపదని సూచిస్తున్నాయి గనక ఇలాంటి దుశ్శకునాలు కనబడినప్పుడు ఏ శాంతి యాగాలు చేయాలో అవి చెయ్యాలి అని చెప్పారు. దానికి నేను సంసిద్ధమే అన్నాడు జరాసంధుడు. ఇంకా శాంతి యాగాలు చేయడం మొదలుపెట్టారు. దానికి ముందుగా జరాసంధుడు ఏనుగుపై ఊరేగించి చుట్టూ నీరాజనాలతో ఆయనకి ఆ ఏనుగుపై ఆయన ఉండగా చుట్టూ నీరాజనాలు ఇచ్చారటండి. ఆ తర్వాత ఒక వ్రతాన్ని అతడి చేత ఆచరింపజేస్తూ దీక్షని స్వీకరింపజేశారు. ఆ వ్రత నియమంలో ఉన్నప్పుడు అనేక మంది విప్రులు పెద్దలు రావడం వారిని సత్కరించడం చేస్తున్నాడు. అలాగా స్నాతకులైన బ్రాహ్మణుల వలె అంటే అప్పుడే గురువు వద్ద విద్యాభ్యాసం అంతా నేర్చుకుని గృహస్థాశ్రమానికి అనుమతింపబడ్డ విప్రుల వలె అని అర్థం. స్నాతక బ్రాహ్మణ వేషములు వేసుకుని 3 వచ్చారు. ఎలా వచ్చారంటేట, కోట యొక్క ముఖ్యద్వారం నుంచి రాకుండా వెనక నుంచి కోట గోడ పగలగొట్టి వచ్చారు లోపలికి. దీక్షలో ఉన్న ఆయన వచ్చిన వాళ్ళ వేషం చూశాడు. మీరు చూస్తే విప్రుల్లో ఉన్నారు కానీ కుసుమాలు అవన్నీ ధరించి కనబడుతున్నారు. ఆ వస్తూ వస్తూ అక్కడ త్రోవలో పూలమాలలు కనబడితే వేసుకుని వచ్చేట వాళ్ళు. వేషములు చూసినప్పుడు చేతుల దగ్గర కొన్ని కాయలు కాచినట్టున్నాయి. ఇవి యుద్ధమునందు ధనుర్బాణాలు ధరించిన వారికి అలా ఉంటుంది కనుక చూడ్డానికి క్షత్రియుల్లా కనబడుతున్నారు, బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. మీరు స్నాతకులు అంటున్నారు, ఎలా నమ్మను అన్నారు. అప్పుడు స్నాతకం అనేది త్రైవర్ణికులకు ఉంటుందయ్యా అని చెప్తూ, మేము వెనక నుంచి ఎందుకు వచ్చాం, ముందు నుంచి రాలేదు, ఎందుకంటే శత్రువు వద్దకు వచ్చినప్పుడు వెనక నుంచి రావచ్చు అని ఒక మాట ఉంది గనక వెనక నుండి వచ్చామన్నట్ట. అనగానే నేను మీకు ఎలా శత్రువు అవుతాను అన్నాడు జరాసంధుడు. మీతో నాకు వైరం ఉన్నట్టు ఎక్కడ దాఖలాలే లేవే, ఏ కారణం చేత నన్ను శత్రువు అంటున్నారు అంటే, మేము ధర్మరక్షణ పాలన గురించి ఆలోచించేవాళ్ళం, నువ్వు ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు గనక నిన్ను శిక్షించాలనుకుంటున్నటువంటి శత్రువులం మేము, ఎందుకంటే క్రూరుల్లో నీలాంటి క్రూరుల్లేడయ్యా, లేకపోతే నువ్వు శివారాధన చేయడానికని 100 మంది మనుష్యుల్ని సంహరించడానికి సిద్ధపడ్డావు. పరమ కళ్యాణకారకుడైన శంకరుని హింసతో పూజించాలనుకోవడం మొట్టమొదటి దోషన్నిది. మనుష్యతాం సమారంభ నచ దృష్టాపి కదాచన సకథం మానుషైర్దైవం యష్టుమిచ్చచి శంకరం. శంకరుణ్ నువ్వు మనుష్యుల్ని సమాలంభ బలి ఇచ్చి ఆరాధిస్తావా? తగదు సుమా అని చెప్తూ, ఎవడు ఏ అవస్థ ఇతరులకు కల్పిస్తాడో వాడు అదే అవస్థని పొందుతాడు అనేది ఒక విశ్వనియమం గుర్తుపెట్టుకున్నాడు ఇది కృష్ణ పరమాత్మ లోకానికి చూపించిన ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం. యస్యాం యస్యామవస్థాయాం యద్యత్ కర్మ కరోతి యః తస్యాం తస్యాం అవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్. ఇది కృష్ణోపదేశం కనుక శ్లోకాన్ని యథాతథంగా చెప్తున్నాను. ఎవరెవరు ఏ ఏ అవస్థల్లో ఏ ఏ కర్మలు చేస్తారో వారు వారు ఆయా అవస్థల్లో ఆ కర్మఫలాన్ని పొందక తప్పదు. అందుకే చేసిన కర్మకు ఫలితం తప్పదు. అందుకే తెలుసుకుని సత్కర్మ చేయి అది ఇందులో చెప్పడం. నువ్వు చేసిన దానికి గాను అనుభవించక తప్పదు. పైగా నువ్వు రాజుల్ని అవమానించి వాళ్ళు నీకంటే తక్కువ అనుకుంటున్నావు. ఒక్కడు గుర్తుపెట్టుకో, సృష్టిలో మనకంటే మించిన వాడు లేడని ఏ ఒక్కడు అనుకోకూడదు సుమా. అంటే భారతంలో ఎక్కడ కదిపితే అక్కడ మన బ్రతుకు కావలసిన ఎన్ని మంచి మాటలు దొరుకుతాయో చూడండి. ఇక్కడ ఇతర రాజులను అవమానించద్దు. ప్రతి మనుషులోని బలపరాక్రమాలు ఉంటాయి సుమా. ప్రతివాడు నన్ను మించిన వాడు ఎవడూ లేడు అనుకోరాదు. ఇది నువ్వు గుర్తించనంత వరకు కూడా నీలో గర్వం వృద్ధి చెందుతూనే ఉంటుంది. నీలో గర్వం ఉన్నంతకాలం నువ్వు ఇంకోటికి శత్రువు అవుతావు, నశించక తప్పదు. ఇది మాట చెప్పాడు. అని మేము బ్రాహ్మణులము కాము, నేను కృష్ణుడను, ఇతడు భీముడు, ఇతడు అర్జునుడు అని చక్కగా వివరించాడు. నీతో యుద్ధం చేయాలని వచ్చావు, మా ముగ్గుల్లో ఎవరితో యుద్ధం చేస్తావో నిర్ణయించుకో అన్నట్టు కృష్ణ పరమాత్మ. భీముణ్ణి ఎంచుకున్నాడు జరాసంధుడు. ఇంక యుద్ధం ప్రారంభమైందండి. పాడ్యము నాడు ప్రారంభమైంది, చతుర్దశి వరకు జరిగింది యుద్ధం. ఆ యుద్ధంలో క్రమక్రమంగా భీముని యొక్క పరాక్రమానికి అలిసిపోయాడు జరాసంధుడు. అలిసిపోయి ఇంక యుద్ధం చేయనట్లు కూలబడి లేని ఓపిక తెచ్చుకుంటున్నట్ట. కానీ అతను సంహరించడం మాత్రం వల్ల కావట్లేదు. చిట్ట చివరికి భీముడు జరాసంధుని కింద పడవేసి నడుము విరిచి చీల్చాడు రెండుగా. ఇలా చీల్చి సంతోషిస్తూ ఉంటే మళ్ళీ రెండు అతుక్కున్నాయట. అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా దర్భపోచని చీల్చి సూచన ఇచ్చాడు, విపరీతంగా వెయ్యా రెండింటినీ అని. దాని ప్రకారంగా అతడు మరి అతుక్కోకుండా మరణించాడు. జరాసంధుడి మరణం ఈ విధంగా చేయించాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు జరాసంధుని చేత బంధింపబడ్డ 86 మంది రాజుల్ని కూడా విడిపించాడు. ఇక్కడ మనం కొంచెం భాగవతంలోకి కూడా వెళ్ళాలండి. రెండింటికి అనుసంధానం. 86 రాజుల్ని విడిచిపెట్టి నీకేం కావాలని అడిగాడు. వాళ్ళు వెంటనే ఏమన్నారో తెలుసా? మళ్ళీ పదవులు రాజ్యాలు ఎలా అడుగుతామయ్యా, ఎందుకంటే అవి స్థిరం కావని మాకు ఈ మహానుభావుడు వల్ల తెలిసిపోయిందని అడిగాడు. ఇంత గొప్ప మాట, ఇవాళ లభించిందని ధైర్యంగా ఉండలేము, లేపు ఎవడొచ్చు ఏం పోతు ఏం తీసుకుపోతాడో. కనుక పదవులు సంపదలు ఇవన్నీ కోరుకోవడం కంటే అవివేకం మరొకటి లేదు, అవి అస్థిరములు. పోనీ అవి కర వరకు అవే పట్టుకుంటామంటే మనం మాత్రం స్థిరమా? జీవితకాలంలో పదవులు స్థిరం కాదు, తర్వాత జీవితమే స్థిరం కాదు. స్థిరమైన వాడు నువ్వు కనుక మేము నిన్ను అనుసరించి ఉంటాము, నువ్వే మాకు కావాలన్నట్టండి. ఎంత గొప్ప మాట. అక్కడ కృష్ణ పరమాత్మ అంటాడు, మీరు అలా అనడానికి లేదు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయాలి. ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నాడు, మీరందరూ మీ మీ రాజ్యముల ద్వారా అతనికి సహకరించండి, అతన్ని సమ్రాట్టుగా భరించండి అని 86 మంది రాజుల్ని వారి వారి రాజ్యాలు వారికి అప్పజెప్పి కృష్ణ పరమాత్మ చేశాడు. దీన్ని బట్టి కృష్ణ పరమాత్మ ఎలాంటి సంస్కరణ చేస్తున్నాడో పరిశీలించండి. ఇక్కడ అది కోణం. జరాసుందరిని సంహరించాడంటే దేనికోసం? సమూహ క్షేమం కోసం. ఒక దుష్టుణ్ణి సంహరించడం రాజధర్మం. అది ఇక్కడ అది చేశాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ. ఆయన చేసిన సంస్కరణలు ఇవన్నీ కూడా. ఆడ తర్వాత ఇంకా ఆయా దిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరినీ జయిస్తూ, జయించడం రెండు విధాలు. ఎవడైనా పరాక్రమం చూపిస్తే ఓడించి వశ్యం చేసుకోవడం ఒకటి. ముందు వెళ్ళి మీరు ధర్మరాజు యొక్క సామ్రాజ్యత్వాన్ని సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నారా అని అడిగితే మేము అంగీకరిస్తున్నామని కప్పాలు చెల్లించాలి. అంటే ఆ రాజ్యం కూడా యుధిష్ఠిరుని రాజ్యంతో అనుసంధానింపబడుతుంది. అనేక మంది కప్పాలిచ్చి స్నేహం కోరేవారండి. అలా వెళుతూ ఉండగా తోవలో చేది వంశానికి చెందిన శిశుపాలుడు కూడా యుధిష్ఠిరుని యొక్క ధర్మానికి గొప్పతనానికి సంతోషించి తాను కూడా కప్పాలు ఇచ్చాడండి. ఇక్కడ తాను కూడా యుధిష్ఠిరుని యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. ఇలా అనేక మందిని కలుపుకుంటూ కృష్ణ పరమాత్మ ఒక్కొక్క దిక్కు వైపు ఒక్కొక్కరు వెళ్ళేలా ఏర్పాటు చేశారు. అందులో అర్జునుడు కొన్ని దిక్కుల వైపు వెళ్ళి దిగ్విజయాన్ని సాధించాడు, భగదత్తుడనే వాడిని ఓడించాడు. అలాగే పర్వతీయ దేశములు అంటే హిమోత్పర్వతాది ప్రాంతములు ఉన్న అందున్న దేశములన్నింటినీ అర్జునుడు జయించాడు. అలాగే భీముడు తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలని జయించుకు వచ్చాట. కింపురుషాది దేశాలని కూడా అర్జునుడు జయించి వచ్చి ఇవన్నీ అనుసంధానింపజేశాడు. భీముడి తర్వాత నకులుడు, సహదేవుడు కూడా దిక్కుల వైపు వెళ్ళారు. సహదేవుడు దక్షిణం వైపు దిగ్విజయానికి వెళ్ళాడు అన్నారు ఇక్కడ. ఈ దక్షిణం వైపు ఇవన్నీ నిజానికి పేర్లు ఒక్కొక్కటి చెప్పుకు వెళుతున్నాం, కానీ ఆయా అధ్యాయాలు చదివితే భారతదేశంలో ఆనాటికి ఏ ఏ రాజ్యాలు ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉండేవో తెలుస్తుందండి. ఈ అంగవంగ కళింగ ఇత్యాది విభాగములన్నీ అక్కడ తెలుస్తాయి. దీన్ని బట్టి భారతదేశ స్వరూపం మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది అభారతీయులు ఒక మాట అంటూ ఉన్నారు, భారతదేశం ఎప్పటి నుంచి 56 దేశాలుగా విడివడి ఉంది గనక తర్వాత మనం అంతా కలిపి ఒకటి అంటున్నాం, కానీ భరతవర్షం అనొకటి లేదండి, ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి మొదటి నుంచి అని. ఇది అవివేకంతో వేసే ప్రశ్న. ఆయా పాలనా సౌకర్యాల కోసం ఆయా రాజ్యములు విభాగింపబడి ఉండవచ్చు, కానీ భారతదేశంలో ఇటు సముద్రం మొదలుకొని ఇటు హిమవత్ పర్వతం వరకు ఎవరు ఎక్కడున్నా భరతవర్షే భరతకండే అంటూనే ఉంటారు. అందుకే ఎప్పుడూ భరతవర్షే భరతకండే ఒక్కటే. పాలనాపరమైన హద్దులు గీసుకున్న ప్రజలకు హద్దులు ఉండేవి కావు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అలాంటి అద్భుతమైనటువంటి పరిపాలన వ్యవస్థ మనకు ఉండేది. అలాంటి సాధించిన వాళ్ళలో యుధిష్ఠిరుడు గొప్పవాడు. అందుకే యుధిష్ఠిరుడి శకకర్త సామ్రాట్టు మర్చిపోరాదు. దానికి కారణం కృష్ణ పరమాత్మ. సహదేవుడు దక్షిణం వైపు దిగ్విజయానికి వెళ్ళినప్పుడు లంక వైపు వచ్చాట. అటు వచ్చినప్పుడు విభీషణుడు అక్కడ కనబడి ఆయన కూడా కప్పములిచ్చాడు అని. వెంటనే ఎవరు భారత అంత ఓపిక్గా చదవరు కనుక ప్రశ్నలు రావు, కానీ చదివితే మరో ప్రశ్న వస్తుంది. విభీషణుడు కదా ఎప్పటిదండి, మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చాడని. రామాయణం జాగ్రత్తగా చదివితే ఆ ప్రశ్న రాదండి. విభీషణుడు చిరంజీవి అని చెప్పారు. విభీషణుడు నేటికి ఉన్నట్ట ఉంటాట. విభీషణుడు, హనుమంతుడు, చిరంజీవి, అలాగే అశ్వత్థామ వాళ్ళు కూడా చిరంజీవులే. రామాయణంలో విభీషణుడిని, హనుమంతుడిని మీరు చిరంజీవులు, మీరు ఉంటారు అని రాముడే చెప్తాడు మనకు. ఉత్తరకాండలో పరిశీలిస్తే కనిపిస్తుంది ఇక్కడ. అయితే విభీషణుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే మనకు కనబడేటట్లు లేడు. ఆ లంక ఆ పద్ధతి వేరే, అది సూక్ష్మభూమికి చెందినటువంటిది. ఎందుకంటే ద్వాపర యుగాంతం వరకు అటువంటి దివ్యమైన రాజులతో అనుబంధం ఉండేది. మొత్తానికి విభీషణుడు ఉత్తములైన రాక్షసులను పాలిస్తూ ఉన్నాడు. ఆయన కూడా యుధిష్ఠిరునికి చాలా ఆనందంగా కప్పములు కానుకలు పంపించాడు. ఆ తర్వాత నకులుడు కూడా అనేకములైన రాజ్యములను జయించి పడమర వైపు ఆయన ప్రయాణం చేసి మొత్తం నలువైపులా ఉన్నటువంటి సమస్త రాజలోకాన్ని కూడా ధర్మరాజు యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించేటట్టు చేశారు. అనేక మంది రాజులు ఈ రాజస్వీ యాగం కోసం వచ్చారట. అటు మయసభ అద్భుతంగా ఉన్నది, ఇంకా అనేకములైన భవనములు, ఇంద్రప్రస్థం ఎలా ఉన్నదో మనం నిన్ననే చెప్పుకున్నాం. అలాంటి చోట ఈ రాజస్వీ యాగం కోసం అనేక మంది వచ్చున్నారు. పైగా న్యాయపూర్వకంగా పన్నును గ్రహించాడు గనక, ధర్మప్రధానంగా ఉంటాడు గనక, ధర్మరాజు కాలంలో వర్షాలు సకాలంలో పడేవిట. ఎంత గొప్ప మాటతోనండి ఇక్కడ. న్యాయపూర్వకంగా పన్నులు గ్రహించడం, ధర్మపాలన ఈ రెండు, అలాగే గోరక్షణ, వ్యవసాయం మొదలైనవి చేయడం వల్ల ధనధాన్య సమృద్ధి ఏర్పడింది. ఈ వర్ణన చేసేటప్పుడు ఎలా ఉంటే రాజ్యానికి ఏమి లభిస్తాయో వ్యాసుడు చెప్తున్నాడు ఇక్కడ. ప్రజల్ని పీడించకుండా పన్నులు తీసుకుని పన్నులకు తగ్గట్టుగా వాళ్ళకి ధర్మమైన పాలన అందిస్తే వర్షాలు సకాలంలో పడతాయి. అలాగే గోరక్షణ, వ్యవసాయము, వ్యాపారము వాటిపై ఏకాగ్రత చూపిస్తే జనపదాలు ధనధాన్య సమృద్ధితో ఉంటాయి. అలాంటి రాజ్య వ్యవస్థ చేశాడు. చోరులు, వంచకులు మొదలైన వారు లేరు అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైనండి, అలాంటి రాజ్యం వస్తే ఎంత బాగుంటుంది. భారతదేశం రామాయణ కాలంలో, యుధిష్ఠిరుని కాలంలో కూడా అలాగే ఉండేదని వర్ణన మనకు కనబడుతున్నది. అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు, అగ్ని, ఉపద్రవాలు లేవు. అలాంటి అద్భుతమైన పాలన గనక మొత్తం అందరూ కూడా యుధిష్ఠిరిని అంత ప్రేమగా చూశారు. యుధిష్ఠిరుడు ధర్మబద్ధంగా ఆర్జించిన సంపదకి ఈ రాజులందరూ ఇచ్చిన సంపదలు తోడై అతడి కోశాగారం నిండిపోయిందిటండి. ఆ సంపదలు మనం చదువుతుంటే అబ్బా ఆశ్చర్యపోతాం. దీన్ని బట్టి ఆ సంపదలు రాశారు అంటే ఆ సంపదలు తెలియకుండా ఎలా రాస్తారు? ఎలాంటి రత్నాలు ఉన్నాయి, ఎలాంటి ధాతువులు ఉన్నాయి, ఎలాంటి భవనాలు ఉన్నాయి, ఈ సంపదలన్నీ వర్ణిస్తాడు ఇక్కడ. ఆ సంపదలు చదివితేనే కొన్ని అధ్యాయాలు ఉన్నాయండి ఇక్కడ. ఆ రాజులందరూ ఇచ్చిన సంపదలు, కానుకలు, తర్వాత ఇంకా రాష్ట్రయాగం తర్వాత ఇస్తారు. ఈ సంపదల పేర్లు వింటూ ఉంటేనే ఇన్ని సంపదలు భారతీయులకు ఆనాడే తెలుసు అని. ఆనాడే కాదండి, 19వ శతాబ్దపు మధ్య భాగం వరకు కూడా భారతీయులకు అనేక సంపదలు ఉండేవని పాశ్చాత్యులు రాసిన పుస్తకాలు మీరు చదవచ్చు. అంతకుముందు మన దేశం మీద దాడి చేసిన వాళ్ళు కొల్లగొట్టి ఇక్కడే నాశనం ధ్వంసం చేసినవి కొన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వాళ్ళ మ్యూజియాల్లో దాచుకున్నారు పాపాత్మలు. కొల్లగొట్టి వాళ్ళ దేశాన్ని సంపన్నం చేసుకున్నారు. సహజంగా సంపన్న దేశం భారతదేశం తెలుసుకోండి. సంపన్న దేశమైన భారతదేశాన్ని దరిద్ర దేశం చేసి ఇవన్నీ కొల్లగొట్టుకు దాచుకుని వాళ్ళ అభ్యుదయ దేశాల కింద చలామణి అయిపోతుంటే అవును కామోసును మనం విరిమోహాలు వేసుకు చూస్తున్నాం ఇప్పటికి కూడా తెలుసుకోండి ఇక్కడ. ఏమి భారతదేశం! అందుకు భారతం చదివించండి, మన సంపదలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. ఇంకా తెలియాలంటే మార్క్ ట్వెయిన్ అనే మహానుభావుడు 19వ శతాబ్దంలో హిమాచల్ ప్రదేశ్లో ప్రధాన నివాసం చేస్తూ మొత్తం భారతదేశాన్ని చూసి ఆనాడు భారతదేశం ఎలా ఉండేదో వర్ణించాడు. చూస్తే మీకే తెలుస్తుంది, చెప్పినవన్నీ సత్యములని. ఎలాంటి సంపద, ఎలాంటి జ్ఞానం, ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి నాగరికత మనకున్నదో ఇక్కడ ఈ వర్ణనలోనే తెలుస్తున్నది. పైగా వందల సంవత్సరాలు దానాలు చేసి కోశాగారం తెరచి ఉంచినా తరగిపోనంత ధనం చేరిందిట, అంత సంపద చేరింది మహానుభావుని యుధిష్ఠిరుని వద్ద. అలాంటి కోశాగారం ఏర్పాటు చేసి రాజసూయయాగానికి సమయం వచ్చినది, దానికి తగ్గట్టుగా అక్కడ వినియోగించవలసిన భోజనాలకి, భిక్షకి, దానాలకి ఈ సంపదనంతటిని వినియోగిస్తాను, ధర్మానికై మహాత్ముల సేవకై ఈ సంపదని వినియోగిస్తానని సంకల్పించుకుని మొత్తం రాజసూయయాగం స్వామి నీ వల్లనే జరగాలయ్యా అని కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాడు. ఇక్కడ పురాణ పురుషుడు, నారాయణ ఋషి, వేదస్వరూపుడు అయిన కృష్ణుని అన్నారు. ఈ మూడు మాటలు తెలియాలి, పురాణ పురుష, నారాయణ ఋషి, వేదస్వరూప. పైగా ఆయన దర్శనం విజ్ఞానులకు కూడా దుర్లభము అన్నారు, అంటే బ్రహ్మవేత్తలకు కూడా దుర్లభము. బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మజ్ఞానం పరోక్షముగా తెలిసిన వారికి కూడా దుర్లభమైనది కృష్ణ దర్శనం. పైగా సమస్త స్థావర జంగమాలన్నింటికి ఉత్పత్తి స్థానం శ్రీకృష్ణుడు. నేను ఈరోజు కృష్ణుని ఆశ్రయించాను అంటే అది గొప్ప విషయమేం కాదు, సర్వ ప్రపంచానికి ఆయనే ఆశ్రయిస్థానం, ఆయన్ని నేను ఆశ్రయించాను. భూత భవిష్యత్ వర్తమానాలకు శాసకుడతను, కేశి అనే రాక్షసుని సంహరించిన కేశవుడతడు, మొత్తం మనందరికీ రక్షణ ప్రాకారం వంటి వాడు, ఆపదల్లో అభయమిచ్చేటువంటి నిజమైన దిక్కు, శత్రు సంహారకుడు. అలాంటి వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్లనే నాకు ఈ సంపదలన్నీ లభించాయి అని భావిస్తున్నటువంటి మహానుభావుడు ఇటు వాసుదేవుడు కూర్చుని ఉండగా ధౌమ్యుడితో కృష్ణ ద్వైపాయునితో వాసుదేవుని వద్దకు వచ్చేటండి. ఇంకా రాజసూయయాగం ప్రారంభం కాలేదు, ప్రారంభానికి సన్నాహాలు. వచ్చి ఒక మాట అంటున్నారు, ఇక్కడ మాట్లాడుతున్న తీరు చూడాలి. గోవింద, త్వత్కృతే పృథివీ సర్వా మద్వశే కృష్ణ వర్తతే ధనంచ బహు వార్ష్ణేయా త్వత్ప్రసాదాత్ ఉపార్జితం. నీ అనుగ్రహం వల్లనే ఈ పృథివీ సంపద నాకు లభించింది. నేను నిన్ను కోరుకుంటున్నానంటే నువ్వు యజ్ఞదీక్ష స్వీకరించి రాజసూయ యాగం చేయు, నీతో పాటు మేము తమ్ముళ్ళు ఉంటావు. ఎందుకంటే నువ్వు యజ్ఞదీక్ష స్వీకరించి రాజసూయయాగం చేస్తే, నువ్వు యజ్ఞం చేస్తే నేను పాపరహితున్నవుతానయ్యా, ఈ సంపదంతటితో నువ్వు చేయి యాగం. త్వయిష్టతపతి దాసార్హ విపాప్మా భవితాహ్యహం. ఎంత చక్కని మాట, అంటే రాజసూయయాగం ఎవరిని చేయమంటున్నాడు, కృష్ణ పరమాత్మని. పాండురాజు ఈయన్ని చేయమన్నాడు, ఇప్పుడు కృష్ణుని చూడగానే అంతా నీదే నువ్వే చేయన్నట్టండి. అప్పుడు కృష్ణ పరమాత్మ గొప్ప మాట అంటున్నాడు, నువ్వు చాలా ప్రేమగా చెప్పావు కానీ నిజానికి చక్రవర్తి అవడానికి అన్ని అర్హతలు నీకే ఉన్నాయి, నువ్వు యజ్ఞదీక్షని స్వీకరించు. నువ్వు యజ్ఞదీక్ష స్వీకరిస్తే మేమందరం కృతకృత్యులమవుతాం, వెంటనే ప్రారంభించి ఆలస్యం చేయకు. నేను నీకు ఎప్పుడూ శుభం కలిగించడానికి సిద్ధంగా ఉంటాను, ఆ యజ్ఞంలో నన్ను ఏ పనిలో నువ్వు నియోగించినా పనిచేస్తానన్నాడు కృష్ణ పరమాత్మ. మాట తీరు ఎంత అద్భుతమో. వెంటనే యజ్ఞానికి కావలసిన అన్ని సంరంభాలు జరుగుతున్నాయి. ఎవరెవరు యజ్ఞంలో ఎలా పాల్గొన్నారో వింటూ ఉంటేనే మనకు ఆనందం కలుగుతుందండి. ప్రధాన ఋత్విజుడిగా పెట్టుకున్నది ఎవరినయ్యా అంటే వ్యాస భగవాన్ని పెట్టుకున్నట్ట. ఆయన తన శిష్యగణంతో వచ్చాడు, వ్యాసుని అనుసరించే శిష్యులు ఎందరో, సమస్త ఋషులకి ఆయన గురువు వంటి వాడి చెప్పడానికి ఏమున్నది. ఎందుకంటే నేటికి కూడా ఋషి తర్పణం చేసేటప్పుడు కృష్ణద్వైపాయనాదయో అనే చేస్తాం మనం ఇక్కడ. అందరు ఋషులకు ముందు ఈయన పేరే చెప్పి కృష్ణద్వైపాయనాది ఋషీగం స్తర్పయామి, ఋషులకు తర్పణ అని చేస్తారండి. తెలుసా, దేవతర్పణం, పితృతర్పణం, ఋషితర్పణం, మూడు తర్పణలు ఉంటాయి. ఆ ఋషి తర్పణ చేసేటప్పుడు కృష్ణద్వైపాయనాదీన్ననే చెప్తారు, ఇది తెలుసుకోవాల్సింది. దాన్ని బట్టి వ్యాసునికి ఎంత స్థానం ఉన్నదో. ఆ మహానుభావుడు తన ఋత్విజులందరితో శిష్యగణంతో వచ్చేట ఎలా ఉన్నాడు అంటే ఒక్కొక్కరు కూడా మూర్తీభవించిన వేదముల్లా ఉన్నారు. అలాంటి వేదములను తీసుకుని వేదవ్యాసులు వచ్చాడు అక్కడికి. ఆయన స్వయంగా బ్రహ్మత్వాన్ని ఎప్పుడైతే స్వీకరించాడో, ధనంజయ గోత్రానికి సంబంధించిన బ్రాహ్మణులు సామగానం కోసం నియోగింపబడ్డారు. యాజ్ఞవల్క్యుడు ఆ యజ్ఞానికి ఆధ్వర్యువుగా ఉన్నాడు. వసువు కుమారుడైన పైలుడు ధౌమ్యుడితో కలిసి హోతగా ఉన్నట్ట. ధౌమ్యుడు అంటే వీళ్ళు పురోహితులు. ఆ పైలుడు అక్కడ కూర్చున్నాడు. అలాగే అనేక మంది నిష్ణాతులైన వేదవేత్తలు సప్తహోత్రగులుగా అక్కడున్నారు. దీన్ని బట్టి యజ్ఞంలో ఎవరెవరు ఏ ఏ పేర్లతో చెప్పబడతారో అంతా వర్ణించారు. ఇక్కడ అనేక మంది అన్ని దేశాల నుంచి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులందరూ వచ్చారట, సర్వవర్ణముల వారు వచ్చారు ఆ యజ్ఞానికి. పైగా యజ్ఞదీక్షను కనిపెట్టుకోవడానికి ఎవరెవరిని ఎలా పెట్టాలో ఏర్పాటు చేస్తూ నకులను హస్తినాపురానికి పంపించి ధర్మజుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మొదలైన వారందరినీ ఆహ్వానించాడు. వారందరూ కూడా చాలా ప్రేమగా విచ్చేశారు ఇంద్రప్రస్థానికి. పైగా వచ్చిన భీష్మునికి, ద్రోణాచార్యునికి, ధృతరాష్ట్రానికి యుధిష్ఠిరుడు వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి స్వాగతం పలికాడు. ఈ యజ్ఞంలో మీరందరూ ప్రధానమైన బాధ్యత వహించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నారు. అందులో భక్ష్యభోజ్యాలు వాటి యొక్క విభాగమంతా చూడడానికి దుశ్శాసన్ నియమించేటండి. ఎవరెవరిని దేనికి పెట్టాడో చూడండి. వాళ్ళందరినీ తనవాడిగానే కలుపుకున్నాడు ఆయన, అందరినీ కలుపుకునే చేస్తున్నాడు ఇక్కడ. అలాగే వచ్చినటువంటి వేదవేత్తలు, విప్రులు, ఇంకా ఏ ఏ పండితులు వస్తారో తెలియదు. వచ్చిన బ్రాహ్మణులకి స్వాగత సత్కారాలు అందించడానికి అశ్వత్థామకు ఆ బాధ్యత అప్పగించాడు. అలాగే వచ్చిన రాజన్యుల్ని సత్కరించడానికి సంజయుడికి ఆ బాధ్యతని నియోగించాడు. ఇక యజ్ఞం జరిగేటప్పుడు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో శాసించడానికి ఇద్దరిని పెట్టుకున్నట్టండి. శాసనాధికారం అది ఎవరికి ఇచ్చాడయ్యా అంటే భీష్మ ద్రోణులకి ఇచ్చాట మహానుభావుడు. ఎవరెవరికి ఏమి ఇచ్చాడో చూడండి ఇక్కడ. పైగా వచ్చిన బంగారము రత్నాలు రక్షించడం, ఎవరికి ఏది దానం చేయాలో అది చేయడం, ఈ ధన రక్షణ దానము ఈ బాధ్యత కృపాచార్యునికి అందించాడు ఇక్కడ. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కటి. పైగా విశేషములుగా దుర్యోధనుడికి ఇచ్చిన పని ఏమిటయ్యా అంటే వచ్చిన కానుకలన్నీ స్వీకరించడం, అది ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చడం, ఈ బాధ్యత అప్పగించాడు. అంటే వాడు కళ్ళు కుట్టడానికి కావలసినటువంటి పొజిషన్ వచ్చిందనమాట. అక్కడికి వచ్చిన కానుకలన్నీ చూడడం, ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చడం, ఇది వాడి పని. కృష్ణ పరమాత్మని ఏం చెప్తాడు? నువ్వు ఈ పని చెయ్యని కృష్ణుడితో చెప్తాడండి. కృష్ణుడు నిర్దేశిస్తే బతికేవాడు. కృష్ణుడి దగ్గరికి వచ్చి నువ్వు ఏదో ఒక పని ఎంచుకో అన్నట. కృష్ణుడు ఎంచుకున్నాడు చూడండి ఒక పని, ఏమిటంటే చరణక్షాళనే కృష్ణో బ్రాహ్మణానాం స్వయంతో అభూత్, యజ్ఞానికి వచ్చిన బ్రాహ్మణుల పాదాలు కడిగడం అనే పని కృష్ణుడు ఎంచుకున్నట్టండి. ఎంత విశేషమండి ఈ మాట. ఇక్కడ వినేటప్పుడు తెలుసుకోవాలి అసలు బ్రాహ్మణ శబ్దానికి అర్థం తెలిస్తే, బ్రాహ్మణ భక్తి గురించి అర్థం చేసుకుంటే చాలా విశేషం. కలిలో బ్రహ్మద్వేషం కూడా వ్యాపిస్తుందట. బ్రహ్మద్వేషం వ్యాపించిందా క్షేమం అనేది మిగలదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఒక జాతికి సూచకం కాదు. ఇక్కడ బ్రాహ్మణుడు అనగా అర్థం ఉంది తెలుసుకోవాలి. బ్రహ్మ అనగా పరమాత్మ అనకు అర్థం ఉన్నది. అది కాక వేదము, జ్ఞానము, తపస్సు, ధర్మము వీటిని బ్రహ్మ అని అంటారు. ఆ వేదము, జ్ఞానము, తపస్సు, ధర్మమే తన జీవితంగా ఎవడు బ్రతుకుతున్నాడు వాడు బ్రాహ్మణుడు. అలాంటి వాడు తిరిగితే, ఎందుకంటే మంత్రాధీనం దేవత, సృష్టిలో దైవాధీనం జగత్ సర్వం, ప్రపంచంలో ప్రతిదీ దైవాధీనంట. మంత్రాధీనంతో దైవతం, ఆ దేవతలు మంత్రానికి అధీనులు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు వచ్చిన బ్రాహ్మణుడు కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్నాడు కృష్ణ పరమాత్మ. మరి పరమాత్మ కదండి, అక్కడే మనకి తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే ధర్మములు ఏవి నిలపడానికి పరమాత్మ అవతరించాడో ఆ ధర్మములు వేదాది రూపములుగా వీరి ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి. కనుక ధర్మాన్ని బోధించేవారు, ధర్మాన్ని ఆచరించేవారు ఎవరో గురుస్థానం, అది తెలుసుకోవాలి. ఆ గురుస్థానం అనగానే ఎంత బాధ్యత ఉంటుందో తెలియదండి. అంతేగాని కేవలం ఇది హక్కులు కాదండి, బాధ్యత. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా బ్రతికితే ప్రపంచమంతా గౌరవిస్తుంది. అందుకని మాకేదో అన్యాయం జరుగుతుందని వాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి నినాదాలు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ ధర్మంతో వాళ్ళు బ్రతకగలిగితే ధర్మం వాళ్ళని కాపాడుతుంది. ఇది అలాంటి బ్రాహ్మణులు కాళ్ళు కడిగట్టే పరమాత్మ, అది ఎంచుకున్నాడు ఆయన. ఆ తర్వాత విషయముల్లో యుధిష్ఠిరుడు అనేక రకాల సంపదలతో కూడి యజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞం అద్భుతంగా జరుగుతుంది. ఇంచుమించు యజ్ఞం పూర్తయినటువంటి స్థితికి ఏర్పడినప్పుడు అర్ఘ్యములు ఇవ్వడం ఒకటి ఉందిట. అర్ఘ్యములు అంటే పూజ చేసే ద్రవ్యములు. అర్ఘ్యములు ఇచ్చుట అంటే పూజించుట, ఇది తెలుసుకోవాల్సినది. అర్హత, అర్ఘ్యము రెండు శబ్దములు ఒకటే. ఇది పూజ అని అర్థంలో వాడాలి. ఇవి అర్ఘ్యములు ఇవ్వడానికి ఎవరు అర్హులు, ఎవరికి ఇవ్వాలి, ఎవరిని అడగాలి విషయం? ఇందాక చెప్పిన ప్రకారంగా ఎవరిని అడగాలండి? భీష్మద్రోణుని అడగాలి. ఆ భీష్ముడిని అడిగేట వెంటనే భీష్ముడు చెప్పాడు, అర్ఘ్యములు ఆరు రకాలుగా ఇవ్వాలయ్యా అని చెప్పాడు. ఎవరెవరికి అర్ఘ్యములు ఇవ్వాలో, ఆచార్యం ఋత్విజంచైవ సంయుజంచ యుధిష్ఠర స్నాతకంచ ప్రియం ప్రాహు షడార్ఘ్యార్ఘాన్ రూపం తథా. మొత్తం ఆరు, ఆచార్యుడు, ఋత్విజుడు, సంబంధి అంటే ఒక మంచి శ్రేష్ఠుడైన బంధువు, అలాగే స్నాతకుడు. స్నాతకుడు అంటే ఏంటో ఇందాక చెప్పుకున్నాం. అలాగే తనకెంతో ప్రీతిపాత్రుడైన వాళ్ళు, వీళ్ళని ప్రత్యేకంగా పూజించాలి అన్నారు ఇక్కడ. నిజమే, ఇందులో మొట్టమొదటి ఎవరిని పూజించాలి అని అంటే భీష్ముడు తడుముకోకుండా చెప్తున్నాడు మొట్టమొదటి ఎవరిని పూజించాలో. ఆ ఉత్తమమైన అర్ఘ్యం ఎవరికి ఇవ్వాలంటే, తతో భీష్మ శాంతనవో బుద్ధ్యా నిశ్చిత్య వీర్యవాన్, బుద్ధితో బాగా నిర్ణయించి చెప్తున్నాడు. అమన్యత తదా కృష్ణం అర్హణీయ తమం భువి. ఈ భూమిలో మొట్టమొదటి పూజించదగిన వాడు ఎవరయ్యా అంటే కృష్ణుడు. నువ్వు వీరందరికీ ద్రవ్యములు తీసుకురాగానే మొట్టమొదటి పూజించవలసిన వాడు కృష్ణుడు. ఎందువల్ల అంటే, ఏష హేషాం సమస్తానాం తేజోబల పరాక్రమై. ఒక్కసారి చూడు, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు. నిజానికి భూమిలో ఉన్న రాజులందరితో క్రిక్కిరిసిపోయిందయ్యా నీ యొక్క భవనములన్నీ. ఇలా క్రిక్కిరిసిపోయిన రాజులు, ఋషులు, దేవతల్లా తేజరిల్లుతున్నారు. వాళ్ళందరి మధ్య కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే, దేవదేవుళ్ళ ప్రకాశిస్తున్నాడు. ఒక్కసారి చూడక్కడ, మధ్యే తపన్నివా భాతి జ్యోతిషామివ భాస్కర ఏష హ్యేషాం సమస్తానాం తేజోబల పరాక్రమై. తేజస్సుతో కానీ బలంతో కానీ పరాక్రమంతో కానీ అందరిని మించినవాడు ఆయన ఒక్కడే. ఆయన ఉంటే ఎలా ఉంటుందంటే, సూర్యుడు లేని చీకట్లో సూర్యోదయం జరిగినప్పుడు ఎలా ఉంటుందో, అదేవిధంగా గాలి ఆడని చోట వాయువు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, కృష్ణుడున్న చోటు అలా ఉంటుందయ్యా అన్నాడు. ఇక్కడ అంధకారంలో సూర్యుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, గాలి బిగించినప్పుడు ఒక్కసారి గాలి వచ్చి వీస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది కృష్ణుడు ఉన్నప్పుడు. భాసితం హ్లాదితం చైవ కృష్ణేనేదం సదోహిత. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ, భాసితం హ్లాదితం. కృష్ణుడున్న చోటుకి రెండు లక్షణాలు వస్తాయన్నాడు. ఒకటి భాస అంటే ప్రకాశము వర్చస్సు, రెండవది హ్లాదము అనగా ఆనందము. అంటే కృష్ణుడున్న చోటు వెలుగుంటుంది, ఆనందం ఉంటుంది అన్నాడు. ఇక్కడ వెలుగంటే జ్ఞానము, రెండవది ఆనందం. కృష్ణుడు ఎక్కడుంటాడో అక్కడ జ్ఞానానందములు ఉంటాయి, ఎందుకంటే ఆయన జ్ఞానానందమయం దేవం గనక. ఇది ఆయన యొక్క స్వరూపము స్వభావము. అలాంటి పరమాత్మకు నువ్వు చక్కగా ఆరాధన చెయ్యు అనగానే వెంటనే ఆనందంగా సిద్ధం చేసుకుంటున్నాడు ధర్మరాజు. అక్కడున్న శిశుబాలుడు ఒక్కసారి లేచాట, ఏమాత్రం ఎడమ ఇవ్వలేదండి, వెంటనే లేచాడు. ఇక్కడ ఎందరో పూజింపదగిన వారు ఉంటూ ఉంటే నీకు కృష్ణుడే దొరికాడా? ఓ ధర్మరాజా, ఈ గాంగేయుడికి బుద్ధి చలించింది సుమా, ముసలవాడైపోయాడు కదా. అయంచ స్మృత్యతిక్రాంతో ఆపగేయ అల్పదర్శన. ఇతడు స్మృత్యతిక్రాంతో అంటే జ్ఞాపక శక్తి ఎప్పుడూ పోయింది, ముసలవాడైపోయాడు కదా, అందువల్ల పిచ్చి మాట్లాడుతున్నాడు. ఇక అల్పదర్శనుడు అంటే సూక్ష్మదృష్టి లేనటువంటి వాడు ఇతను. నీకు నిజంగా పెద్దవాళ్ళని పూజించాలి అంటే ఇక్కడ వసుదేవుడు ఉంటూ ఉంటే కృష్ణుడు ఎలా వృద్ధుడవుతాడు, ఒక్కొక్కడిని చూపిస్తున్నాడు ఇక్కడ. పోనీ నువ్వు ప్రియమైన మిత్రుణ్ణి గౌరవించాలి అంటే ద్రుపదుడు ఉంటూ ఉంటే కృష్ణుడి ప్రియమిత్రుడు ఎలా అవుతాడు. పోనీ ఆచార్యుడుగా గౌరవించాలి అంటే ద్రోణాచార్య కృపాచార్యులు ఉంటూ ఉంటే కృష్ణుడు ఆచార్యుడు ఎలా అవుతాడు. పోనీ ఋత్విజుడుగా గౌరవిస్తూ ఉంటావంటే వేదవ్యాసుడు ఉంటూ ఉంటే ఈయన ఋత్విజుడు ఎలా అవుతాడు. చూడండి తర్కాలు ఎలా చేస్తున్నాడు శిశుపాలుడు. పోనీ పురుషసత్తముడు అని నువ్వు గౌరవించినట్లయితే, సర్వశాస్త్ర విశారదుడు అన్నట్లయితే, అస్త్రశస్త్ర సంపన్నుడు అయితే అశ్వత్థం ఉన్నాడుగా. ఇలాంటి మహాత్ములు ఉంటూ ఉంటే ఎవరూ లేని టీయును దొరికాడే నీకు. పోని మంచి రాజేంద్రుడు పురుషశ్రేష్ఠుడు దుర్యోధనుడు ఉన్నాడుగా పూజించడానికి, ఆయన్ని పూజించు. ఈ కృష్ణుడా కావలసింది నీకు అని ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో, పైగా కర్ణుడున్నాడయ్యా గొప్పవాడు, ఆయన్ని పూజించు. ఈ కృష్ణుడే దొరికాడా, ఇతను ఋత్విక్కు కాడు, ఆచార్యుడు కాడు, రాజు కాడు, ఏం చూసి ఈయన్ని పూజిస్తారు మీరు, ఎలాంటి నింద చేస్తున్నాడో ఇక్కడ చూడండి. ఇక్కడ పైగా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ధర్మరాజు మీద ప్రేమ, ధర్మరాజు ధర్మ ప్రవృత్తితో చక్కటి పాలన ఇస్తున్నాడని వచ్చాం, అందుకు మా పన్నులన్నీ చెల్లించాం. అలాంటిది రాజలక్షణాలు లేని కృష్ణుని ఇక్కడ గౌరవిస్తూ ఉంటే ఇంతమంది రాజులు ఉంటూ ఎవరు సహిస్తారు చెప్పు, ఇది కూడని పని సుమా. ఏమైనప్పటికీ నీ నిర్ణయం సరైనది కాదు. కృష్ణుణ్ణి పూజించడం ఎలాంటిది అంటే, ఇక్కడ ఒక్క మాట కూడా శిశుపాలుడు చెప్పంది చెప్పట్లేదండి, ఇంకా తగ్గించి చెప్తున్నాం. నపుంసకుడికి వివాహం చేయడం ఎలాంటిదో, రాజు కాని వాడికి రాజోచితమైన పూజ చేయడం కూడా అలాంటిదే. కానీ కృష్ణుని పూజ అటువంటిదే సుమా. అనగానే ఒక్కసారి యుధిష్ఠిరుడు అంటున్నాడు, యుధిష్ఠిరుడు ధర్మవేత్త కదా, తన సభకి యజ్ఞానికి వచ్చిన అతిథిని ఎంత మర్యాదగా మాట్లాడాలో అలా అంటున్నాడు. ఇలా నువ్వు పరుషంగా మాట్లాడకూడదు సుమా. కృష్ణుడు ఎవరనుకున్నావు, ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబున కాస్పదమైన వాడు, ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబున కాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడు, లోకాది త్రిలోక పూజ్యుడు అని ఆత్మరింగి పితామహుండు దామోదరి చెప్పే పూజ్యుడని యుక్తమకాకిది ఏమి దోషమే. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబున కాస్పదమైన వాడు, సృష్టికంతరికి పూర్వం బ్రహ్మదేవుడు అంటే ఆ బ్రహ్మకు కూడా ఆది అయినటువంటి వాడయ్యా. వేదాది సమస్త శాస్త్రములు ఈయన్నే ప్రశంసిస్తూ ఉన్నాయి, ముల్లోకాల్లో పూజ్యుడు ఇతడు అని తెలిసి మా తాతగారి పితామహుడు చెప్తూ ఉంటే ఇతని పూజ్యుడు కాడడు అనడం ఎంత దోషము అంటే, వెంటనే ధర్మరాజా ఈ శిశుపాలుడు మాటలు పట్టించుకోకు, అతన్ని నువ్వు అనుకూలపరచుకునే ప్రయత్నం చేయకు, అతన్ని అనునయించకు సాంత్వనపరచుకు. ఎందుకంటే భీష్ముణ్ణి బాగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. ఆ మహాత్ముడు త్రికాలవేత్త, సామాన్యుడు కాడు. ఏ జీవుడేమిటి, వాడి గతి ఏమిటో తెలిసినటువంటి వాడు ఇప్పటివాడా భీష్ముడు. కృష్ణ పరమాత్మ యొక్క ప్రణాళిక చక్కగా జరగడానికి సహకరించేటువంటి శక్తుల్లో ఆయన ఒకడు. అందుకే ఇతన్ని నువ్వు అనునయించుకు సాంత్వనపరచుకు, ఎందుకంటే ఆ రెండిటికి వీళ్ళు లొంగడు. నువ్వు ఇక్కడ మరొక ఆలోచన లేకుండా కృష్ణుని పూజించు, ఇందులో సందేహమేం లేదు. వీడు మూర్ఖుడు మాట్లాడుతున్నాడు అనగానే మహాకోపం వచ్చింది అతనికి. కోపం వచ్చి, ఏమిటయ్యా మీ కృష్ణుడు గొప్పతనం అనగానే, కృష్ణుడు గొప్పతనం ఏమిటో చెప్తున్నాడండి ఇక్కడ. ఇక్కడ నిజానికి ఒక భాగవత గ్రంథం బయటకు వస్తుంది. భీష్ముడు చెప్పింది ఒక్కడ చెప్పుకుంటే మిగిలినటువంటి 15 రోజులు మనం హాయిగా గడిపివచ్చు, అంత చెప్పాడు భీష్ముడు. ఇది నిజానికి నారాయణీయం అని పేరు పెట్టవచ్చండి. సృష్టికి పూర్వస్థితి ఎలా ఉన్నది, పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు, పరమాత్మ నుంచి అనేక దేవతలు ఎలా వచ్చారు, సృష్టి ఎలా జరిగింది, వివిధ అవతారములు పరమాత్మ ఎలా ధరించాడని అనేక అవతారముల కథలు. ఈ అవతారాల్లో మత్స్యకూర్మ వరాహాదితో పాటు రామావతారం, కృష్ణావతారం అన్నీ వివరిస్తాడు ఇక్కడ. అద్భుతం, ఈ విస్తారమైన చరిత్రను చెప్తాడు ఇక్కడ. అంతేకాదు, ఇతడు ఋత్విజుడా గురువా ఇన్ని అడిగాడు కదా కృష్ణుడు. ఋత్వి గురు వివాహ్యార్యే స్నాతకో నృపతి ప్రియ సర్వమేత దృషీకేశ తస్మాదభ్యర్చితోచ్యుత. ఇతన్ని మించిన ఋత్విజుడు లేడు, ఇతన్ని మించిన గురువు లేడు, ఇతన్ని మించిన బంధువు లేడు, ఇతన్ని మించిన వేదవేత్త లేడు, ఇతన్ని మించిన ప్రియమైన రాజు లేడు, ఇది తెలుసుకో. అంతేకాదు, అందరికీ పరమాత్మ ఎవరయ్యా అంటే పితా గురుహు పూజనీయ. కృష్ణుడు మనందరికీ తండ్రి. అందుకే అహం బీజప్రదప్పిత అని ఆయన భగవద్గీతలో చెప్పాడు కదా. అందుకే ఈయన మనకు తండ్రి, పూజనీయుడు, అన్నీ ఇతడే. అందుకే ఈయన్ని మించి పూజింపదగిన వాళ్ళు ఒక్కర్లేరు. ఇంకొక్కటి తెలుసా, ఇందరు రాజులున్నారు కానీ కృష్ణుణ్ణి ఓడించిన రాజు ఒక్కడైనా ఉన్నాడా ఇక్కడ అన్నాడు. ప్రతి రాజు ఎవడో ఒక దగ్గర ఓడిన వాళ్లే, కృష్ణుణ్ణి ఎదుర్కొని ఏ ఒక్కడు ఇంతవరకు నిలబడలేదు అది తెలుసుకో. ఎందుకంటే జరాసంధుణ్ణి ఇప్పుడు సంహరించాడు, అంతకుముందు జరాసంధుడు వెళ్ళినప్పుడు కూడా కృష్ణుడి చేత ఓడింపబడిన వాడే. కృష్ణుడు బతికిస్తే బతికినవాడు, ఇది తెలుసుకోవలసినది ఇక్కడ. అందుకే కృష్ణు ఏ ఒక్కరూ జయించలేరు. అందుకు పైగా పూజించడానికి అర్హత కేవలం పదవి మాత్రమే కాదయ్యా, పూజ్యతకి ఎన్ని అర్హతలు ఉండాలో అన్ని కృష్ణుల్లో ఉన్నాయి. ఒకవైపు వేదవేదాంగ విజ్ఞానం, అధిక జ్ఞానం, బలం, పరాక్రమం అన్నీ ఉన్నాయి. ఇతరికంటే విశిష్టుడు మరొకరు లేడు అని ఎప్పుడైతే చెప్తూ మొత్తం విష్ణు కథనంతటినీ ఇక్కడ వివరిస్తాడు భీష్మ పితామహుడు పరమానందంతో. ఇక్కడ భాగవతుడు వర్ణించిన భగవద్వర్ణన చాలా అద్భుతం. మొత్తానికి ఇదంతా చేసిన తర్వాత అప్పుడు మహాకోపంగా మాట్లాడుతూ శిశుపాలుడు, ఈ భీష్ముడికి ఎంత చెప్పినా వినట్లేదు, మూర్ఖుడైన యుధిష్ఠుడు కూడా వినట్లేదు. అలాగైతే మేమందరం కూడా చూస్తూ ఊరుకోం సుమ, ఏదో ప్రేమతో కప్పాలిచ్చాం కానీ మా పరాక్రమాన్ని చూపిస్తాం అనగానే, అప్పుడు ఒక్కసారి హఠాత్తుగా లేచి సహదేవుడు నిలబడ్డాడు. అక్కడే నిలబడి అంటున్నాడు, కేశవం కేశిహంతారం అప్రమేయ పరాక్రమం పూజ్యమానం మయా యో వహ కృష్ణం నహ న సహతే నృపాహ సర్వేషాం బలినాం మూర్ధిని మయేదం విహితం పదం. ఇక్కడ నేను నిలబడి చెప్తున్నాను, ఏ రాజులైతే కృష్ణుని పూజించము అంటారో వాళ్ళ తల మీద నా పాదం పెడతానని నిలబడ్డాటండి సహదేవుడు ఒక్కసారి. ఇది అంటే తల మీద పాదం పెట్టడం వాడి అర్థం ఏంటి, వాడిని అణిచివేస్తాను అని చెప్పడం. ఇప్పుడు చెప్పండి, మీరు కృష్ణుని పూజించుతారా లేదా నా పాదం కింద అణిగిపోతారా అని సహదేవుడు ఎప్పుడైతే నిలబడ్డాడో అప్పుడు నారదులు వారు ఒక్కసారి లేచి ఒక మాట చెప్తున్నారట. ఇది మనందరికీ ఉపదేశాల్లో ఉంటాయని మాటలు చెప్తూ కృష్ణ పరమాత్మ యొక్క మహిమని ప్రకటిస్తున్న అంశం గనక పారవశ్యంతో చెప్పుకుంటున్నాం. కృష్ణం కమలపత్రాక్షన్ అర్చయిష్యంతి ఏ నరాహ జీవన్మృతాస్తు తే జ్ఞేయాహ న సంభాష్యా కదాచన. కమలపత్రాక్షుడైన కృష్ణ పరమాత్మని ఎవడు పూజించడో వాడు బ్రతికు ఉన్నా మరణించిన వానితోనే సమానము. కృష్ణ పూజ చెయ్యని వాడిని కృష్ణు భక్తుడు కాని వాడితో మాట్లాడరాదు. ఇది నారదుల మాట అండి. నారదుల మాట అయితే మనం చర్చ చేయడానికి కూడా వేయలేదు ఇక్కడ. అని కృష్ణ పరమాత్మ భక్తుడు కాని వాడితో మాట్లాడకూడదు, ఇంకేం చెప్పడం. ఈ విధంగా అటు సహదేవుడు పరాక్రమాన్ని చూపిస్తూ నిలబడ్డాడు, ఇటువైపు నారదుల వారు శాస్త్రవాక్యం చెప్తూ నిలబడ్డారు. వెంటనే మహాకోపం వచ్చి అంటున్నాడు శిశుపాలుడు, మేము ఎంతో ప్రేమగా ఇక్కడికి వస్తే ఇటువంటి సన్నివేశం చూసాం గనక, ఇప్పుడు నేను నాతో ఉన్న మిత్రరాజులు కలిసి తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే, యుధిష్ఠిరుడికి ఇప్పుడు అవభృత అభిషేకం జరగకుండా, కృష్ణుడికి పూజ జరగకుండా చేయడం మా యొక్క కర్తవ్యం అన్నట్టు ఇక్కడ. అలా ఎప్పుడైతే నిలబడ్డాడో వెంటనే మొత్తం కొంతమంది రాజులు శిశుపాలను వాగిపోచ్చారు, మొత్తం రోషంతో ఊగిపోతున్నారు వాళ్ళందరూ కూడా. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, భయపడుతున్నట్ట ధర్మరాజు. భీష్ముడు అంటున్నాడు, ఏం భయపడకయ్యా, నువ్వు చూస్తూ ఉండు. ఎవడైతే ఆ మహాత్ముల్లో లీనమైపోవాలని రాసి పెట్టుందో వాడిలా విర్రవీగుతాడు అన్నట్టండి. ఎంత అద్భుతమైన సందేశాన్ని చెప్పాడు ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తూ ఉండు, కుక్కలు ఎంతసేపు మరుగుతాయి సింహం లేచి నిలబడే వరకు అన్నట్ట. ఏం అద్భుతమైన వాక్యం చెప్పాడు చూడండి. ప్రసుప్తే యథా సింహే స్వానస్తస్మిన్ సవాగత భిషేయు సహిత సర్వే తథే మే వసుధాధిపా. సింహం రానంత వరకే గ్రామ సింహాలు మరుగుతూ ఉంటాయి, కృష్ణుడు మౌనంగా ఉన్నంతవరకే వీళ్ళు ప్రతాపాలు. ఒక్కసారి ఈ సింహం లేచిందా వాళ్ళు నిలబడరు. అందుకు నువ్వేమీ కంగారు పడుకో, నువ్వు కూర్చో అన్నాడు. కృష్ణుడంటే ఏమనుకుంటావు నువ్వు, యుధిష్ఠిర నేను చెప్తూ ఉన్నాను విను. దీన్ని బట్టి భీష్ముని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొందరు అంటూ ఉంటారండి భగవంతుడండి ఆయన మహిమండి అని అంటూ ఉంటారు, కానీ త్రికరణ శుద్ధిగా అనరు. అదే అనగలిగితే ఆ మాటకున్న బలం వేరండి. ఇక్కడ అంత త్రికరణ శుద్ధి భీష్ముడికి ఉంది. ఎందుకంటే ఈయన కృష్ణుడు పరమాత్మని 100కి 100 పాలు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఉదయం మన సూర్యుడిని చూస్తుంటే ఈయన సూర్యుడండి అంటే కాదండి చంద్రుడు అంటాడు పక్కవాడు. అప్పుడు సూర్యుడని చెప్పేవాడు ఎంత ధైర్యంగా చెప్తారండి, ఎందుకంటే వాడికి సత్యం స్పష్టంగా తెలుసు. అందుకే ఈ కృష్ణుడు ఎవరనుకున్నావు, సాక్షాత్ నారాయణుడు అది తెలుసుకో. అందుకు నిశ్చింతగా ఉండు. ఆయన మౌనం వహించినప్పుడు మనమేమి మాట్లాడక్కర్లేదు. ఆయన ఎందుకు మౌనం వహించాడో మనకు తెలియదు, మనం చూస్తూ కూర్చోవాలంతే అని చెప్తూ ధర్మజ ఒక్క మాట చెప్తున్నాను విను. చతుర్విధానాం భూతానాం త్రిశులేకేషు మాధవ ప్రభవశ్చైష సర్వేషాం నిధనంచ యుధిష్ఠిర. యుధిష్ఠిర, ముల్లోకాలలో ఉన్న 4 రకాల జీవులకి సృష్టి స్థితి లయకారకుడు ఇయ్యని అని చెప్పాడు ఒకటే మాట. ఇక్కడ 4 రకాల జీవులంటే ఎవరు? స్వేదజ అండజ ఉద్భిజ జరాయుజ, మొత్తం జీవులు జాతులన్నీ ఇంతేనండి. ఈ 4 రకాల జీవులకి ఈయనే సృష్టి స్థితి లయకారకుడు అని చెప్తూ ఆయన లీలలు వర్ణించాడు కదా. ఇంతసేపు ఈయన కృష్ణుడిగా పుట్టినప్పుడు చేసిన లీలలు, అంతకుముందు అవతారాల్లో చేసినవి చెయ్యగానే వెంటనే మహాకోపంతో శిశుపాలుడు ఊగి వచ్చి ఏమిటి చెప్పు, బకాసురుణ్ణి సంహరించట, కేసి అనే రాక్షుడిని సంహరించట, వృషభాసురుణ్ణి సంహరించట. బకం అంటే ఏమిటి, ఒక కొంగ. కొంగను చంపినవాడు గొప్పవాడైపోతాడా? పైగా కేసి అంటే గుర్రం, గుర్రాన్ని చంపాడు. అలాగే ఎద్దును చంపాడు. ఎద్దు అంటే గోజాతికి చెందిందిగా, అంటే గోహత్య చేశాడు ఇతను. చూసారా ఎలా వ్యాఖ్యానిస్తున్నాడు. అలాగే ధేనుకాసురుణ్ణి సంహరించాడు. ఇవన్నీ కూడా ఇతను గోహత్యలు చేసినవాడు. ఇంత చేస్తే కంసుడికి ఉన్నటువంటి గోవుల్ని కాచినటువంటి వాడు మాత్రమే ఇతనే పెద్ద లోకరక్షకుడుగా మాట్లాడుతున్నావేంటి? పైగా అద్భుతంగా ఎత్తాడయ్యా గోవర్ధన అని అంటున్నావు. ఒక చేమల పుట్టను ఎత్తి గోవర్ధనం అన్నాడు ఇతడు అన్నాడు. ఏం మాటలు చూడండి, ఇక్కడ వీడు చూసినట్టు ఇప్పటికి ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు పూర్తి నాస్తికులైతే మహాసంతోషం, అది కారు. పో నాస్తికులైతే ఇంకా సంతోషం. అటుకీకా గిటికీకా ఉన్న వాళ్ళతో మహాప్రమాదాలు వస్తాయండి వీళ్ళు. అలాంటి వాళ్ళు ఈ పుస్తకం ముట్టుకోకపోతే చాలు, ఇదేదో కల్పన కదా అని నమస్కరించి ఊరుకున్నా సంతోషం. ఒక ఆయన భాగవతాన్ని ఇంగ్లీష్లో రాశాడు పాశ్చాత్యులను ఆనందింపరచడానికి. నేను పేరు చెప్పను, చెప్తే చాలామంది కొన్ని గౌరవాలు దెబ్బతింటాయి. భాగవతం అందులో గోవర్ధనగిరిని ఉద్ధరించడం అంటే కొండెత్తలేదండి, ఒక గుహలోకి అందరినీ తీసుకెళ్ళి దాచాడు అని. అంటే ఒక పిల్లవాడు కొండెత్తడం అనేది ఈయన నమ్మట్లేదు. అరే ఆయన కొండెత్తాడని కృష్ణకథను మనకు పరిచయం చేసిన వ్యాసుడు రాస్తూ ఉండగా లేనిది, మనకెందుకండి అభ్యంతరం ఆయన కొండెత్తాడని చెప్పడానికి, గుహలో దాచాడని చెప్తున్నాడు ఇతను. ఇలాగా వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ శిశుపాలుడు పోయినా వాడు వారసులు కొందరు ఉన్నారన్నమాట నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేస్తాం, ఆ శిశుపాలుడు మనకేం మిగల్చలేదు. కృష్ణ నింద చేయడానికి పాపాత్మలకు కావాల్సిన సరుకు ఆయనే ఇచ్చాడు ఇక్కడ. పైగా పెద్ద చెట్లు 2 కొట్టాడన్నారు, జిల్లేడు చెట్టు అయి ఉంటుంది ఆ కొట్టింది. పైగా ఒక పామును చంపెట్ట, పామును చంపడం కూడా గొప్పే, చీమల పుట్టను ఎత్తడం కూడా గొప్పేనా, ఏమిటా ఇతరు చేసింది, అవి నువ్వు గొప్ప కార్యాలని చెప్తున్నా. ఏమైనా కీర్తిస్తున్న ఈ భీష్ముడికి ఏమైనా అర్హత ఉందా అన్నట్టు. చూసారా దుర్మార్గం ఎంత పెరిగిపోయిందో. పెద్ద ఆయన పెద్దవారు వయస్సుడు చూడద్దు, దుర్మార్గం అహంకారం అలాంటి చేస్తుంది. ఇతరు ధర్మమే లేదు. పైగా బ్రహ్మచర్యం పాటించట, ఎందుకయ్యా బ్రహ్మచర్యం, వంశనాశనం అయిపోతుందయ్యా అని తల్లి చెప్తే నేను బ్రహ్మచర్యం పాటించాను అన్నాడంటే ఇతను దేనికి చేత కానివాడు, అసలు ఇతను బ్రహ్మచర్యం కాదు నపుంసకత్వం అన్నట్టు. ఇంత దుర్మార్గం మాట చూడండి, ఇవన్నీ మూల భారతంలో ఉన్న మాటలేనండి. ఇతడు బ్రహ్మచర్యాన్ని అజ్ఞానంతో నపుంసకత్వంతో ఒక వ్రతంగా చూపిస్తున్నాడే కానీ ఇతడిలో ఎక్కడ ధార్మికమైనటువంటి ఉన్నత అనేది లేదు సుమా అన్నాడు. ఇక్కడ ఇతడు ముసలివాడు, ఇతని మాట చెప్తే నువ్వు నాశనం అయిపోతావు యుధిష్ఠిరా, ఇప్పటికీ నీకు ఒక అవకాశం ఇస్తున్నావు బాగుపడతావా అన్నట్టు. ఈ మాట వినగానే భీముడు లేచేటండు. ఒక్కసారి ఆయన లేస్తే ఎవడే నిలబడగలడా, మహాప్రతాపంగా అసలు పేరే భీముడు అని ఒక్కసారి లేచి మొత్తం అందరినీ సంహరిస్తాన్ని కనుబొమ్మలు ముడివేసేట. ముడివేసినప్పుడు నుదుటి దగ్గర మడతలు పడిందిటండి. మడతలు ఎలా ఉన్నాయంటే ఒక మహాగంగా అనే తరంగాల్లో ఉన్నాయట. అవి ఉక్రోషంగా చూసి వీళ్ళని సంహరిస్తానం లేవబోతూ ఉంటే ఒక్కసారి భీష్మాచార్యులు వేసి లేచి భీముడిని పట్టుకుని వెనక్కి లాగెట్టండి. ఎలా లాగాడంటే ఉదాహరణ చూపిస్తున్నాడు ఇక్కడ. మహేశ్వరుడు కుమారస్వామిని వెనక్కి లాగినట్లుగా అని వర్ణించారు ఇక్కడ. ఇలా భీష్ముడు భీముడిని వెనక్కి లాగి నువ్వు కూర్చో, మీరు ఎందుకు నేను చెప్తుంటే వెనరు, ఏం ప్రతాపం చూపించుకోండి లీలగా, ఇంత నింద చేసినా భీష్ముడు ఎలా ఉన్నాడో చూడండి ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సింది అంటూ కూర్చోబెట్టి అందరూ వింటూ ఉండగా శిశుపాలుడు వృత్తాంతం చెప్తున్నాడు. ఇతడు బతికేంటో నేను చెప్తున్నాను విను. ఇతడు చేది వంశానికి చెందినటువంటి వాడు. పైగా వీళ్ళ అమ్మ శృతస్రవ, ఈవిడెవరో కాదు, కృష్ణుడికి మేనత్త. వీడి తండ్రి దమఘోషుడు. వీడు పుట్టినప్పుడు చిత్రం ఏంటంటే వికారంగా పుట్టాడు. నాలుగు చేతులతో మూడు కళ్ళతో పుట్టాడు. భగవంతుడికి ఉంటే అది గొప్పదే, కానీ వీడుకుంటే వికారం అది. ఎన్నింత వికారంగా పుట్టాడంటే ఆకాశవాణి వినబడిందిట. ఏం పర్వాలేదులే, ఇవి రాలిపోతే పర్వాలేదు, కానీ ఎవడెత్తుకున్నప్పుడు ఇవి రాలుతాయో వాడి చేతిలో వీడికి చావుంది అని చెప్పారట. ఇంకా బారసాలకు వచ్చిన రాజులందరూ ఎత్తుకుంటున్నారు. ఎత్తుకుంటున్న ప్రతిసారి గమనిస్తాం తల్లి, పరమాత్మ ఎత్తుకున్నట్ట రాలిపోయి చేతులు. మూడో కొన్ని కనిపించలేదు, నాలుగు చేతులు అంతర్ధానం అయ్యాయి. వెంటనే కృష్ణుడిని బతిమలాడింది, మేనల్లుడు కదా, ఒక్క వరమయ్యవయ్యా అన్నది. ఏమిటి అంటే, వీడి చావు నీ చేతిలోనూ ఉన్నది, సందేహం లేదు, కాబట్టి వీటిని నువ్వు చంపను అని చెప్పు అంటే, జరగాల్సింది ఎవరాపగలరమ్మా, అది జరిగి తీరుతుంది, పైగా వధింపదగిన శుతుడు కోసం దుఃఖించకు అన్నట్టు. ఎంత గొప్ప మాట, చావడం కోసమే పుట్టినవాడి కోసం బాధపడకు, అంత గొప్పగా చెప్పాడు. అంటూ ఏమైనా నీ మాటను కొంత మన్నిస్తాను, ఇతడు అపరాధాన్ని కొంతసేపటి వరకు క్షమిస్తాను నువ్వు చెప్పిన ప్రకారంగా. అందుకు 100 లెక్క పెట్టేట, అంతవరకు క్షమిస్తాను అని. ఇప్పుడు కౌంటింగ్ చేస్తున్నాడు కృష్ణుడు, నీకెందుకు గోళ అన్నాడు ఇక్కడ భీష్ముడు. అని ఇక్కడ ఆయన లెక్కలు ఆయన ఉంటూ ఉంటాయి. ఈ మాట విన్నాడండి ఈయన కూడా, విని మహాకోపంగా లేచి, ఇదిగో మొత్తం మీ అందరినీ కూడా నేను సంహరించడానికి సిద్ధంగా ఉన్నాను అని లేచాడు ఒక్కసారి. ఆ లేచి ఆగ్రహంగా ఉక్తస్యోక్తస్యనేహాంతమహం సముపలక్షయే, ఎప్పుడైతే ఈ విధంగా విజృంభించి శిశుపాలుడు రాజులతో సహా మీదకు వస్తూ ఉన్నాడో, అప్పుడు అంటున్నాడు మహానుభావుడు భీష్ముడు, ఇంతవరకు నేను సహించాను, ఉక్తస్యోక్తస్యనేహాంతమహం సముపలక్షయే ఎత్తు వక్షామి తత్సర్వం శృణుధ్వం వసుధాధిపాహ. నేను ప్రతివారికి సమాధానం చెప్పుకుంటూ ప్రతి మాటకి సమాధానం చెప్తూ ఉంటే మాటకు అంతుండదయ్యా, అందుకు నేను మాట్లాడలేదు అన్నాడు భీష్ముడు. ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ, ఉక్తస్య నేహాంతం, చెప్పిన దానికి తిరిగి సమాధానం చెప్తూ ఉంటే మాటకు అంతుండదు కనుక నేను మౌనంగా ఉన్నాను. ఇప్పుడు మీ అందరి గొడవ చూస్తుంటే చెప్తున్నాను, మీ అందరి తల మీద నా పాదం పెట్టాను, ఇప్పుడు నన్ను ఏం చేస్తారో చేయండి అని చెప్తూ, మేమెవరిని పూజించదలుచుకున్నామో కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు. మీ బుద్ధి మరణం వైపు తిరిగి ఉంటే ఈయనతో యుద్ధానికి సిద్ధపడండి అన్నాడు ఇక్కడ వెంటనే. ఆ వెంటనే శిశుపాలు నవ్వుతూ, జనార్దన, యుద్ధానికి సిద్ధమేనా, మేము సిద్ధం. అసలు నేను పెళ్లి చేసుకోవలసిన ఆమెను నువ్వు తీసుకొచ్చో, ఇది నీ పనయ్యా అన్నాడు ఇక్కడ. అంటే రుక్మిణీదేవి వృత్తాంతాన్ని ఇక్కడ చెప్పాడు. అనగానే కృష్ణుడు ఒక్కసారి లేచి చెప్తున్నాడు, రాజులారా, మీరేదో శిశుపాలుడు గొప్పవాడు అనుకుంటున్నారు, కానీ వీడు అసలు చరిత్ర నేను చెప్తున్నాను వినండి అని చెప్పాడు ఆయన. వీడు చేసినటువంటి అసహ్యకరమైన కార్యక్రమాలు ఏమిటి అంటే, వీడు నా బంధువే, కానీ మొత్తం రాజలోకానికి వీడు శత్రువు, ఎందుకంటే అధర్మపరుడు సుమా. మేము ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళామని తెలిసి పిరికివాడై ద్వారకలోకి ప్రవేశించి ద్వారకా నగరానికి మంట పెట్టినవాడు. ఎవడైతే అలాగ వచ్చి మంటలు పెడతాడో వాడిని పాపాత్ముడు అంటారు, ఆతతాయుల్లో ఒకడు వాడు. రెండవది, రైవతక పర్వతంపై భోజరాజు క్రీడిస్తూ ఉండగా ఒక్కసారి వాళ్ళ మీద దొంగ దెబ్బ తీసి కొందరిని చంపి కొందరిని బంధించి తన పురానికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా సౌవీర దేశానికి వెళుతూ ఒక తపస్వి అయినటువంటి బబ్బురుని యొక్క భార్యని బలవంతంగా అపహరించి తీసుకుపోయాడు. ఇప్పుడు చేసినవన్నీ ధర్మము తెలిసిన రాజులు అసహించుకునేవి అంటూ ఇంకా చాలా చరిత్రలు చెప్తారండి ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్పండి అంటే, అంతవరకు అతని వైపు వచ్చినటువంటి రాజులు కూడా అసహించుకున్నారు ఒక్కసారి అతన్ని చూసి. అప్పుడు శిశుపాలుడు గొప్పగా నవ్వి, నువ్వు ధర్మముల గురించి మాట్లాడతావా, పైగా నువ్వు నన్ను మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత, నువ్వు కోపగించుకుంటే ఎంత, అనుగ్రహిస్తే ఎంత, నువ్వు ఆగ్రహించినా ఏమీ చేయలేవు, నీ అనుగ్రహము నాకు అక్కర్లేదన్నట్ట. ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడుతున్నాడో కృష్ణ పరమాత్మ మౌనంగా నవ్వుతూ మనస్సులో తలంచుకున్నట్ట. దేన్ని తలంచుకున్నాడంటే, మనసా చింతయ చక్రం దైత్యవర్గ నిషూదనం ఏతస్మిన్నేవ కాలేతు చక్రే హస్తగతే సతీ. మనస్సులో అనుకున్నాడో లేదో చేతికి చక్రం వచ్చిందిటండి ఇక్కడ. ఇది కృష్ణావతారంలో ఉన్న ప్రత్యేకత. తన సుదర్శన చక్రం తను సంకల్పించుకుంటూ వస్తుంది, తను పిలిస్తే గరుత్మంతుడు వచ్చాడు. అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, అది తెలుసుకోవాల్సినది. తలంచుకోగానే చేతికి సుదర్శన చక్రం వచ్చింది. ఆ సుదర్శన చక్రం చేతితో తీసుకుని, వీళ్ళమ్మకి మాట ఇచ్చాను కనుక ఇప్పటి వరకు ఊరుకున్నాను, వాడి లెక్క అకౌంట్ పూర్తయిపోయింది. అధునా వధయిష్యామి పశ్యతాం వో మహీక్షితాం ఏవ ముక్త్వా యదుశ్రేష్ఠ చేది రాజస్య తత్క్షణాత్ వ్యపాహరశ్చిర వృద్ధశ్చక్రేణా మిత్రకర్షణం. శత్రువుని నాశనం చేసేటువంటి ఆ భవ్యమైన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం వెళ్ళి శిశుపాలుణ్ణి సంహరించింది. అందరూ ఆశ్చర్యకరంగా చూస్తూ ఉండగా శిశుపాలంలోంచి ఒక జీవజ్యోతి వచ్చి కృష్ణులో లీనమైంది. అది గమనించిన వాళ్ళు గమనించారు, అందరూ ఆశ్చర్యపోయారు. అంతవరకు విర్రవీగిన రాజుల్లో కూడా భయం పట్టుకుందండి. ఇక్కడ మొత్తానికి సద్దుమణిగింది. కృష్ణ పరమాత్మకి పూజ చేశారు, తర్వాత ఎవరెవరిని ఎలా పూజ చేయాలో అది పూజ చేశారు. ఆ మహానుభావుడైన ధర్మరాజుకి అవభృత స్నానం జరిగింది, సామ్రాజ్య పట్టాభిషేకం చేశారు. ధర్మరాజుకి సార్వభౌముడిగా పట్టాభిషేకం చేసుకునే ఘట్టం విన్నవారికి శాంతి కలిగిస్తుంది, ఆయురారోగ్య అభివృద్ధి కలిగిస్తుంది అంటున్నారు వ్యాసులు వారు.